భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం. భగవద్గీత ఒక మహత్తరమైనటువంటి కల్పవృక్షం అండి. ఈ మహావృక్షాన్ని నాటింది శ్రీకృష్ణ పరమాత్మ, దానికి నీళ్లు పోసి పెంచింది వేదవ్యాస మహర్షి. అనేక సద్గుణములనేటువంటి చిగుళ్ళు పుష్పాలు దానికి ఉన్నవండి. మోక్షమనేటువంటి ఫలం దాంతో ఆవిర్భవిస్తున్నది. దానిని అనుభవించినటువంటి వారు జీవన్ముక్తులై జన్మరాహిత్యాన్ని దుఃఖరాహిత్యాన్ని పొందుతున్నారండి. దీన్ని ఆ మోక్షం అనేటువంటి ఫలం అనుభవించినటువంటి వారికి. గీతా కల్పవృక్షం ఒకరి సొత్తు కాదండి, అందరి యొక్క సొత్తు అది. భగవంతుడు భక్తుల యొక్క ఉద్ధరణ కోసం కటాక్షించినటువంటి ఒక అమూల్యమైనటువంటి వస్తువు అండి ఏది, భగవద్గీత. ఒక జాతి, ఒక మతము, ఒక కులము, ఒక వ్యక్తి, లింగ, వయో భేదం ఏవి లేదండి ఈ గీతకు. ఎవరైనా చదువుకోవచ్చును, ఎవరైనా తరించవచ్చునది. సరే, భవరోగంతో బాధపడుతూ అనేక జన్మల నుంచి పుట్టడం చావటం అనే దౌర్భాగ్యం అనుభవిస్తున్నటువంటి జీవరాశులకి దీన్ని మించినటువంటి మహత్తరమైన ఔషధం, భవరోగ దివ్య ఔషధం ఇంకొకటి లేదండి. దీన్ని సేవించిన వారికి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నదండి ఏది, ఆ ఫలితం. ఇది డైరెక్ట్గా మొట్టమొదట్లో అనుభవించింది అర్జునుడండి ఏది, ఈ ఔషధమును సేవించి దాని సత్ఫలితమును అనుభవించిన వారు మొట్టమొదట అర్జునుడు. టెక్కెం మీద ఒక మహనీయుడు కూర్చున్నాడండి, ఆ రథము యొక్క టెక్కెం మీద ఎవరు చెప్పండి, హనుమంతుడు. వారు కూడా చక్కగా వింటున్నారండి. కృష్ణుడు అర్జునుడికి బోధ చెప్తుంటే కేవలం అర్జునుడే కాదండి, పైన ఆంజనేయులు కూడా చక్కగా వింటున్నారు, తరించినారు. వ్యాస మహర్షి గారు వారికి టెలివిజన్ కెపాసిటీ ఉందండి, ఎక్కడున్నప్పటికీ కూడా చక్కగా అన్నీ కూడా గ్రహించగలరు. వ్యాస మహర్షి కూడా చక్కగా దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు. వారి యొక్క అనుగ్రహం చేత సంజయులు వారు కూడా చక్కగా వినగలిగారండి. ఆ సంజయుని చెబుతుంటే ధృతరాష్ట్రుడు కూడా విన్నాడండి. ఇంతమంది భగవద్గీతను విన్నారు కానీ ధృతరాష్ట్రుడు కండి సరిగా హృదయంలో ప్రవేశించలేదండి. చెట్టు మీద నుంచి విత్తనాలు రాలనియండి, మెత్తటి మట్టిలో పడినటువంటి విత్తనం వెంటనే మొలకొస్తుందండి. కఠినమైనటువంటి రాతి మీద పడినటువంటి విత్తనం మొలక రాదండి. ఆ ధృతరాష్ట్రుని యొక్క హృదయం కఠినంగా ఉన్నందువల్ల ఆ భగవద్గీత అనేటువంటి విత్తనం వారిలో పడినప్పటికీ పెద్ద మార్పు రాలేదండి వారిలో. చూచారు ఏమండి, మీకెట్లా తెలుసుంటే ఆ భీముడు గారు వస్తే వారిని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన విషయం మీకందరికీ తెలుసు కదండి. కనుక ఎవరి యొక్క హృదయం పవిత్రంగా నిర్మలంగా శుద్ధంగా ఉంటుందో వారి హృదయంలో ఈ బీజం గనక పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయండి. ఎంతమంది తరించిపోయినారు చూడండి, వెంటనే అర్జునుడు, ఆంజనేయులు, సంజయుడు, వ్యాసులు వారు, ఇటువంటి వీరందరూ కూడా భగవద్గీత శ్రవణం చేసి ఎంతో ఆనందం పొందినారు. ఆ సంజయులు వారండి గీతంతా విన్న తర్వాత చివరికి ఎటువంటి అభిప్రాయం చెప్పారో చూడండి అది. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంజయుడు చెప్తున్నారు, ఆ అమూల్యమైనటువంటి ఆ బోధను నేను విని పునఃపునః ముహుర్ముహు అంటే మాటి మాటికి ఆనందం కలుగుతున్నది. అక్కడ రిపీట్ చేసినారు చూడండి డబుల్గా, ముహు అంటే మాటి మాటికి నాకు ఆనందం కలు, పునః పునః. దీని అర్థం ఏమిటండి? అతిహర్షం. ఆ భగవద్గీత విన్నప్పుడు దుఃఖం పలాయనం కావటమే కాకుండా అతిహర్షం, అది అట్మోస్ట్ జాయ్. అది మనకు కావాల్సింది అంతే కదండి. దేని కొరకు మానవుడు అపేక్ష ప్రయత్నం చేస్తున్నాడు ఈ లోకంలో? కేవలం మానవుడే కాదండి, ప్రతి ప్రాణి కూడా సుఖం అపేక్షిస్తున్నదండి. చిన్న చీమ అటు పోతున్నది, అడగండి చీమగారు ఎక్కడికి పోతున్నారంటే బెల్లం కోసం పోతున్నారు. దానికి చూడండి, ఇంత ప్రాణైనా దానికి ఆనందం ఎక్కడున్నది అని వెతుకుతున్నదండి అది. చూచారు, బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలిక వరకు ఉన్నటువంటి సమస్త ప్రాణి కోట్టు నాకు దుఃఖం వద్దు, నాకు ఆనందం కలగాలి, ఇదేనండి జీవితం యొక్క ఆశయం. ఇది అది ఏ విధంగా నెరవేరుతుందో మాత్రం అది తెలుసుకోవటం లేదు జనుడు. చూడండి, జీవితం యొక్క లక్ష్యం అనేది మొట్టమొదట్లో జ్ఞాపకం రావాలండి ఇది. ఎందుకంటే మహాసముద్రంలో వచ్చి పడిపోయినాడు జీవుడు. మహాసముద్రం ఏమిటి ముఖ్యంగా వారికి కావాల్సింది తెలుసిన డైరెక్షన్. ఇప్పుడు పెద్ద మహాసముద్రంలో ఒక పడవ ఉందండి, పడవ. ఆ పడవలో స్పీడ్ కాదండి ముఖ్యం, స్పీడ్ కాదు, డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎటు పోవాలను, గమ్యస్థానం ఏది, ఇటు నార్తా సౌతా ఈస్టా వెస్టా ఇటు పోవాలను. అందుకనే నావికుల దగ్గర కంపాస్ అనేటువంటి యంత్రం ఉంటుందండి, అది ఎప్పుడు నార్త్ చూపిస్తుంది దాన్ని బట్టి వాళ్ళు డైరెక్షన్ చూసుకుంటారు. లేకపోతే మహాసముద్రంలో డైరెక్షన్ అటే తెలుస్తుందండి అది. అదేవిధంగా ఈ మహా సంసార సముద్రంలో పడినటువంటి జీవుడు ఎందుకొరకు వచ్చినాడు, ఎక్కడికి వెళ్ళవలనో, ఏమి చేయవలనో అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు, పుట్టంగానే ఏదో ఈ మహా వ్యవహారాల్లో పడిపోయి మునిగిపోయి ఆఖరి కళ్ళు మూస్తున్నాడండి సార్. ఏమి వెంట తీసుకుపోతున్నట్టు, ఏమి కష్టపడి సంపాదించినట్టు ఈ 100 సంవత్సరములను అనుకోండి, సపోజ్ 100 ఏళ్ళు ఆయుర్దావని అనుకోండి, ఈ 100 ఏళ్ళలో వారు చేసిన పని ఏమిటి చెప్పండి? అది పశువులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో అదేవిధంగా ప్రవర్తిస్తున్నాడు కదా. అవి తింటున్నాయి, వీడు తింటున్నాడు, అవి తాగుతున్నాయి, వీడు తాగుతున్నాడు, అవి నిద్రపోతున్నాయి, వీడు నిద్రపోతున్నాడు, ఇంతే కదండి ఇది. ఈ ఆహార నిద్ర భయమైదున ఇవన్నీ చూడండి, ఈ కామన్ అండి సర్వప్రాణి కోట్లకి. కానీ జ్ఞానం నరాణామధికో విశేషో జ్ఞానస్య హీన పశుభిస్సమాన. అది ఆత్మజ్ఞానం ఒకటి ఒక స్పెషల్గా మానవుడు పొందవలసినటువంటిదండి ఇది. ఎవరికి చెప్పినాను మీకు, బ్రెయిన్ బ్రహ్మావలోక దిశనం, పరమాత్మను తెలుసుకునే కెపాసిటీ మనకు పెట్టాడండి ఎవరు, బ్రహ్మదేవుడు సార్. ఇన్ని ప్రాణులు ఉన్నాయి, దే కెనాట్ రియలైజ్ దేర్ ఓన్ నేచర్, దే కెనాట్ రియలైజ్ గాడ్, దేవుణ్ణి కానీ తన స్వరూపాన్ని కానీ వారు తెలుసుకోవటానికి వారికి తెలివి లేదండి, కామన్ సెన్స్ లేదు. మానవుడికి మాత్రం అది ఉన్నది. వై కాంట్ హీ యూటిలైజ్ ఇట్ ఇన్ హిస్ లైఫ్? ఇది తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలండి, ఉపయోగించుకుని జన్మ సార్థకం చేసుకోవాలి. లేకపోతే పునరపి జననం పునరపి మరణం. ఇంతవరకు ఎన్ని తల్లి గర్భాల్లో పుట్టాడు చెప్పండి, ఎంత రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవించాడో చూడండి. తిరిగి మరలా తల్లి గర్భంలో ప్రవేశించి బాధలన్నీ అనుభవించాలని చెప్పి కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా అనుకుంటాడా చెప్పండి? కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్. ఈ ప్రిజన్ అండి, ఇది ఒక బంధం. గృహం అని చెప్పి అనుకోవద్దండి, కారాగృహం. ఎప్పుడు? జ్ఞానం లేకపోతే. సరే, ఎవరైనా ఇళ్ళు కట్టుకుని పేర్లు పెట్టుకుంటారండి. ఏం పేర్లు? సూర్యభవనం, చంద్రభవనం, ఇంద్రభవనం అని చెప్పి పేర్లు పెట్టుకుంటారు కొందరు. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, భవనము భవన భవనం, భకారము యొక్క అర్థం ఏమిటంటే ఆ భవనంలో ఉండేవాడు భక్తి కలిగి ఉండవలను అని చెప్పి భా దానికి అర్థం చెప్పారండి పెద్దలు. భవనము భా ఇస్ ఈక్వల్ టు భక్తి. ఆ భక్తి కనుక వారికి లేకపోతే ఆ భవనంలో ఉన్నవారికి అర్ధరాత్రి వేళ భకారం పలాయనం చిత్తగిస్తుందటండి, వెళ్ళిపోతుందట భకారం. ఏం మిగులుతుంది చెప్పండి? భవనంలో బా వెళ్ళిపోతే ఏం మిగులుతుంది? వనం. నారాయణ, వనంలో ఏముంటాయి చెప్పండి? పులులు, నక్కలు, తోడేళ్ళు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ భవనంలో ఉన్నవాళ్ళు దాంతో సమానం అన్నమాట. చూచారు, కనుక భక్తి అనేటువంటిది ముఖ్యం. అది మరి ఎవరైనా కలిగి ఉంటున్నారో చెప్పండి. ఊరికి భవనాలని పేరు పెట్టుకుంటున్నారు కానీ భక్తి ఎక్కడుందండి అది? కనుక గృహం అనేది కారాగృహంగా తయారవుతుంది ఎప్పుడు మనకు ఆత్మజ్ఞానం లేకపోతే. బంధనంగా ఉండిపోతుందండి. ఈ బంధనం నుంచి తప్పించుకోవటానికి మహనీయులు చక్కని ఉపాయములు సెలవిచ్చినారు. శ్రీకృష్ణ పరమాత్మ 18 ఉపాయములు అంట. ప్రతి దానికి యోగము యోగము యోగం అని చెప్పి చెప్తున్నారు. కనుక యోగం అంటే ఇదివరకు మీకు చెప్పినాను, కలవటం. ఎవరితో కలవటం? భగవంతునితో. వేరైపోయినాడు జీవుడు. ఏ కాలంలో వేరైపోయినాడో ఎవరికి తెలియదండి. అనాది కాలంలోనే వేరైపోయినాడు. ఇప్పుడు చూడండి, సముద్రం, సముద్రంలో నీళ్ల బొట్లు అంటే ఏంటి, డ్రాప్స్, అనేకమైన బిందువులు ఉన్నాయి కదా సముద్రంలో, హాయిగా ఉంటాయండి, క్షేమంగా ఉంటాయండి ఆ బిందువులన్నీ. కానీ ఏదైనా ఒక బిందువు కనుక ఎగిరి ఒడ్డును పడితే ఏమవుతుంది చెప్పండి? ఒక బిందువు కనుక సముద్రంలో నుంచి ఎగిరి ఒడ్డును కనుక పడితే ఇట్ విల్ ఎవాపరేట్, నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోతుంది, ఎండిపోతుందండి, ఆవిరి అయిపోతుంది. చూచారా, సముద్రంలో ఉన్నంతకాలం ఇట్ ఈస్ సేఫ్, క్షేమంగా ఆనందంగా ఉందండి. దానిలో నుంచి బయటపడంగానే నాశనం అయిపోయింది, చూడండి, ఆవిరి అయిపోయింది, ఎవాపరేట్, నామరూపాలే లేవండి. అదేవిధంగా జీవుడు పరమాత్మతో కలిసి ఉన్నంత వరకు కూడా క్షేమం, ఏ విధమైన ఢోకా లేదు, ఆ పరమానంద స్వరూపుడుగా ఉంటాడు. వేరైపోయినాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏమండి మీకెట్టా తెలుసునంటే, ప్రత్యక్షం కనిపిస్తున్నాడు కదా, కనిపిస్తున్నది కదా. జీవుడు ఒక శరీరము, ఒక మనస్సు, ఒక బుద్ధి, ఇవన్నీ కలిగి ఉంటున్నాడు కదా, దుఃఖం అనుభవిస్తున్నాడు కదా. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు దీన్ని తొలగించుకోవటానికి మానవుడు ప్రయత్నం చేయాలి. దేనే? ఈ బంధనాన్ని. చూచారా, ఈ బంధనం ఎప్పుడు ప్రారంభించిందనేటువంటి విషయం వదిలేయమని చెప్పి నేను మీకు చెప్పినాను. ఇదివరకు దానికి అంతు లేదండి, దానికి పెద్దలు అనాది అని చెప్పి కొట్టేశారు అది. ఒకవేళ మనం ఊరికే ఎప్పుడు ప్రారంభించింది ఈ భవ దుఃఖం అని చెప్పి మొదలు పెడితే ఆన్సర్ రాదండి, అది అనవస్థా దోషం వస్తుంది. కనుక వదిలేశారు దానికి. హౌ టు రిమూవ్ ఇట్? అది ఏ విధంగా దీన్ని తొలగించాలి, ఈ దుఃఖం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తున్నదని చెప్పి పెద్దలు ప్రయత్నం చేసినారు. చూచారా, రోగానికి చికిత్స చేయటం మంచిదే కానీ అసలు రోగం ఎందుకొరకు వచ్చింది అది బాగా ఆలోచించాలి. అది మనకు ఏమిటి రోగం చెప్పండి? ఈ మానవుడికి తన స్వరూపం మరిచిపోవటమే రోగం. చూచారు, నిన్నటి జనం శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్య యోగంలో ఏం చెప్పినారు? అర్జున, మీరు దుఃఖిస్తున్నారు ఎవరి కోసం? ఇగో వీళ్ళందరు కదా మీ బంధువులు, వీళ్ళంతా పోతారు కదా, వారు కానీ మీరు కానీ ఎవరు? శరీరములు కాదు, లోపల ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమే మీరు అని నేను అర్జునం ఘంటాపదంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు కదండి. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోషోషయేవ చ నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతన. సనాతన వస్తువు, సనాతనం అంటే ఎవర్ లాస్టింగ్. అది మానవుడు అది విషయం తెలుసుకోలేక ఈ చిన్న స్వరూపం మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటుందండి ఇది శరీరం చెప్పండి. ఇది కొండ, కొండ ఏనాడు తయారైందో అది ముందుగానే అనుకుంటుందండి, నేను త్వరలోనే మట్టిలో కలవాలని చెప్పి అనుకుంటుందండి. ఎప్పుడో పగిలిపోతుంది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. అదేవిధంగా ఈ జీవుడు ఏదో కొద్ది కాలం మాత్రం ఈ శరీరం ధరిస్తాడు, తర్వాత అండి అదృశ్యుడు అయిపోతాడు, ఈ శరీరం ఇక్కడ పడిపోతుందండి. ఈ టెంపరీ లైఫ్ అండి, టెంపరీ అని చెప్పి అనుకోవటం లేదండి మానవుడు. మై బాడీ ఈజ్ ఎవర్ లాస్టింగ్, మై బాడీ ఈజ్ పర్మనెంట్, మై రిలేషన్స్ ఆర్ పర్మనెంట్, మై వైఫ్ ఈజ్ పర్మనెంట్, మై చిల్డ్రన్ ఆర్ పర్మనెంట్, ఈ విధంగా అనుకుంటున్నాడు. ఇదేనండి అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టడం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటిదనం చేసినటువంటి పని. చూచారా, జీవితంలో మొట్టమొదటి మానవుడు పుట్టిన తర్వాత ఏం ఆలోచించాలంటే గమ్యం ఏమిటి, అది అన్నిటికంటే, అది కనుక తెలుసుకుంటే అవర్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. అది మానవుడు తెలుసుకోవటం లేదండి. మహావ్యవహారంలో పడిపోయి కొట్టుకుపోతున్నాడే కానీ మాయా ప్రవాహంలో పడి వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ మై లైఫ్, అది వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ మై లైఫ్, అది నా జీవితంలో లక్ష్యం ఏమిటి అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదండి. ఏదో తిరుగు తింటున్నాడు, తాగుతున్నాడు, పోతున్నాడు, కళ్ళు మూస్తున్నాడు, ఎగిరి మళ్ళా పుట్టడం, పునరపి జననం, పునరపి మరణం. కనుక ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది నిన్నటి జనం మొట్టమొదట్లోనే ఎందుకు ఈ బోధ చెప్పాలి చెప్పండి. ఏదో ఇవాళ కర్మయోగం చెప్తున్నారు కదా, ఏదో కర్మ భక్తి ఇటువంటి చెప్పచ్చు కదా నిన్న చెప్పండి. లేదే చెప్పలేదు. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం మొట్టమొదట్లోనే చెప్పేసినారు. కారణం ఏమిటంటే పొటెన్షియల్ మెడిసిన్ అది. ఈ భవరోగానికి చికిత్సకి చాలా వ్యాధులు ఔషధాలు ఉన్నాయి, కానీ ఈ ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే సుపీరియర్ మెడిసిన్ అది. చాలా అద్భుతమైన, ఎందుకంటే చీకట్లో తారు కష్టపడేటువంటి బాధపడేటువంటి వాడికి ఏదండి ముఖ్యంగా కావాల్సింది? దీపం. దీపం ఉంటే అన్నీ చక్కగా ఉంటాయండి. అదేవిధంగా ఈ అంధకారం, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో బాధపడుతున్నటువంటి జీవుడికి దీపం వెలిగించాలి. ఏమిటా దీపం? జ్ఞానదీపం. ఆ జ్ఞానదీపం నిన్నటి దినమే మొట్టమొదట్లోనే కృష్ణ పరమాత్మ వెలిగించేసినారు. అర్జున, నీ స్వరూపం నా స్వరూపం వాళ్ళ స్వరూపం ఒకటేనయ్యా. చూడు, నత్వేవాహం జాతు నాశం నత్వం నే మే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే. చూడు, అండర్లైన్. చూడు, భగవద్గీతలో ఇటువంటి పదాలు చాలా ముఖ్యమండి. ఆల్ ఆఫ్ అస్, సర్వే అంటే ఆల్ ఆఫ్ అస్. నీవు శాశ్వతం, నేను శాశ్వతం అంట ఇండివిజువల్గా చెప్పలేదండి. వీఆర్ ఆల్ పర్మనెంట్. కనుక ప్రతి జీవ ప్రాణి కూడా శాశ్వతమైనటువంటి స్వరూపమే, కానీ చంచలమైనటువంటి ఒక చిన్న స్వరూపం కాదండి. అది బుడగ కాదు, సముద్రం. ప్రతివాడు సముద్రమే కానీ బుడగ కాదు, అలా తరంగం కాదండి. అది ఈ జీవుడు ఒక తరంగం, కానీ భగవంతుడు ఎవరంటే సముద్రం. ఈ సముద్రం అనే విషయం మర్చిపోయి ఈ చిన్న స్వరూపమే నేనని, ఇదిగో నా జీవితం 100 ఏళ్ల లోపు అని చెప్పి వాడు దీంతోనే సర్దుకుపోతున్నాడండి. ఇది చాలా తప్పు అండి. ఇది ఇట్ ఈస్ ఫాల్స్ అది. కనుక సత్యమైనటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటిస్తున్నారు. దాన్ని బాగా తెలుసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి లేదండి. ఎంత ధైర్యం అండి. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్ దట్ వై వాంట్. వివేకానంద వాక్యం, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్ దట్ వై వాంట్. అండ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ గెటింగ్ ది స్ట్రెంగ్త్ ఈజ్ టు అప్హోల్డ్ ది ఉపనిషత్స్ అండ్ బిలీవ్ దట్ ఐ ఆమ్ ది ఆత్మన్. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్ దట్ వై వాంట్. And the first step in getting the strength is to uphold the Upanishads and believe that I am the Atman. నేను ఆత్మన్ అని తెలుసుకోవటంలోనే మహత్తరమైనటువంటి ధైర్యం బలం ఉన్నదని చెప్పి శ్రీకృష్ణ వివేకానంద స్వామి చెప్పినారు. నిన్న కృష్ణ పరమాత్మ కూడా అదే వాక్యం చెప్పినారు. కనుక జీవుడు ఆ స్వరూప తన స్వరూపాన్ని మర్చిపోయి, చూడండి, నిత్ ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్, సత్ చిత్ ఆనందం, అదండి మానవుని యొక్క యథార్థ స్వరూపం. రాత్రి నిద్రపోతున్నాడండి, గాఢ నిద్ర, ఆ నిద్రలో వాడు అదే అనుభవిస్తున్నాడు. చూడండి ఎంత హ్యాపీనెస్. ఏమైనా దుఃఖం లవలేశమైనా ఉన్నదా చెప్పండి? డీప్ స్లీప్. చూడండి డీప్ స్లీప్ అండి, మామూలుగా స్వప్నం కాదు. ఆ సుషుప్తిలో వాడు ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది? తన స్వరూపమే. అయితే అది జడమైనటువంటి స్థితి కాబట్టి అది మోక్షం కాదండి. ఆ నిద్ర అనేది జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం కోసం నిద్రే, కానీ మోక్షం కోసం కాదండి. అది మోక్షం పొందాలంటే నిద్రలో ఏ స్వరూపాన్ని వాడు అనుభూతం చేసుకున్నాడు దాన్ని మేలుకొని అనుభవించాలి. చూచారు, మేలుకొని అంటే చక్కగా రేపు 6వ అధ్యాయం వస్తుంది, హౌ టు మెడిటేట్. చూడండి, హౌ టు కాన్సన్ట్రేట్. చక్కగా ఆసనం వేసుకుని దృష్టి భూమధ్యంలో కానీ, సహస్రారంలో కానీ, హృదయ స్థానంలో కానీ, నాసికాగ్రం కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని ప్రపంచ సంబంధమైనటువంటి సంకల్పములన్నీ కూడా మరిచిపోయి తన యొక్క యథార్థ స్వరూపం కనుక జ్ఞాపకం పెట్టుకుంటే దాని పేరే తురీయం. సూపర్ కాన్షియస్, అదండి మనకు కావాల్సింది. నాట్ అన్కాన్షియస్ బట్ సూపర్ కాన్షియస్. అది ఆ సూపర్ కాన్షియస్ స్థితిలో ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు, అదండి జన్మ యొక్క ఫలితం, సత్ఫలితం. పుట్టినందుకు దాన్ని అనుభవించాలండి. అది లేకుండా ఈ మహాసముద్రంలో పడి కొట్టుకుపోతున్నాడు. అది ఓ చిన్న దృష్టాంతం చెప్పి ఇప్పుడే 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో నేను ప్రవేశిస్తున్నాను. పూర్వం దాదాపు 60-70 సంవత్సరముల కిందటి మన భారతదేశంలో గుజరాత్లో ఒక విద్యార్థి ఉన్నాడండి, గుజరాత్. వారి పేరు త్రివేది. చూడండి, గుజరాత్లో ఉండే వాళ్ళ పేర్లు ఇట్లాగే ఉంటాయండి, త్రివేది, ద్వివేది, చతుర్వేది అని ఉంటాయండి. త్రివేది అనేటువంటి స్టూడెంట్ అండి, ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఎగ్జామినేషన్స్ అన్నీ పాస్ అయినాడండి, మంచి ర్యాంక్ వచ్చిందండి ఆయనకి, మార్కులు ఎక్కువగా వచ్చినాయి. అంచేత గవర్నమెంట్ వారు వారిని సెలెక్ట్ చేసి లండన్లో ఒక పరీక్ష ఉందండి, ICS, ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్వకాలం, ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని IAS అని పెట్టాయి. పూర్వకాలం ICS అంటే చాలా పెద్ద పరీక్ష అండి. దాంట్లోకి సెలక్షన్ వచ్చింది, ఈ విద్యార్థి వెళ్ళి పరీక్ష రాశాడండి, ఎక్కడ ఆ లండన్ ఆ ప్రదేశంలో. రాసిన తర్వాత భారతదేశానికి తిరిగి రాబోతున్నాడు. వస్తుంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చినారు, ఏమండి మీ భారతదేశానికి మహత్తరమైనటువంటి సేవ చేసిన మహర్షి గారు ఈ ప్రాంతంలో ఉన్నారు, మ్యాక్స్ ముల్లర్. ఆ మ్యాక్స్ ముల్లర్ గారు వేదములను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారండి. మహాసేవ చేశారండి, గొప్ప సేవ మన భారతదేశానికి. లేకపోతే ఈ ఉపనిషత్తులు, ఈ వేదాలు ఇవన్నీ తక్కిన ఫారిన్ కంట్రీస్కి ఎట్టా తెలుస్తాయండి? వారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అటువంటి మహనీయుడు ఈ ప్రాంతంలో ఉన్నారు. దర్శనం చేసుకోవయ్యా, ఎడతెరిగి ఇండియాకి వెళ్ళిపోతున్నావు, 4,000 మైళ్ళ దూరం నుంచి మళ్ళీ రాగలవని, అటువంటి వారిని దర్శనం చేసుకోవని చెబితే, ఈ త్రివేది అనేటి స్టూడెంట్ అండి పరీక్ష చక్కగా రాసినాడు, వారి దర్శనార్థం వెళ్ళాడండి. ఎవరి దర్శనార్థం? మ్యాక్స్ ముల్లర్. ఎప్పుడు ఈయన వెళ్ళాడో వారి ఇంటికి, ఆయన వేదములను అనువాదం చేస్తూ ఉన్నాడండి. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. ఒక వేదంలో ఒక సంస్కృత సెంటెన్స్ వచ్చిందండి, అది మహాగంభీరంగా ఉందండి, నిగూఢమైనటువంటి భావం కలిగి ఉన్నది. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కుదరలేదండి. ఎవరికి? మ్యాక్స్ ముల్లర్కి. అవస్థ పడుతున్నాడు, దీనికి ఇంగ్లీష్ ఏమిటి, సరి అయినటువంటిది ఇంగ్లీషు, ఈ సంస్కృతం మహా నిగూఢంగా ఉంది, సంస్కృత భాష బాగా తెలిసినటువంటి భారతదేశంలో ఉన్న పండితులను కనుక అడిగితే చక్కగా దీనికి సమాధానం చెప్తారు. మరి 4,000 మైళ్ళలో ఇండియా ఉంది కదా, అక్కడి నుంచి ఎవరు వస్తారు వేద పండితులు, ఎట్లా దీనికి అనువాదం చేసేది, కలం ఆగిపోయిందండి. సరిగా టైంలో ఈ త్రివేది అనే స్టూడెంట్ దర్శనార్థమై ఇంటర్వ్యూ కార్డు పంపించాడండి. త్రివేది హ్యాస్ కమ్ ఫ్రమ్ ఇండియా ఫర్ ఇంటర్వ్యూ అన్నాడండి. చూడంగానే మ్యాక్స్ ముల్లర్, త్రివేది, భారతదేశ 3 వేదములు చదివినవాడు ఇండియా నుంచి వచ్చాడు రావాడు అని ఆనందంలో పొంగిపోయి, లెట్ హిమ్ కమ్ ఇమ్మీడియట్లీ, వెంటనే వారు రమ్మని చెప్పి కబురు చేశారు. వారు రాగానే ఉన్నతమైన ఆసనం కూర్చించాడండి, ఎందుకంటే ఆయన 3 వేదాలు చదివాడు కదా. మరి త్రివేది ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఇక చూడండి, సంభాషణ మొదలుపెట్టింది. ఎవరు మీరు అని అడిగాడు మ్యాక్స్ ముల్లర్. నేను భారతదేశంలో ఒక స్టూడెంట్ అన్నారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నారు. ఐసీఎస్ పరీక్ష అయింది, తర్వాత వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడండి. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. సరే, పరీక్ష అయిన తర్వాత ఏం చేయబోతారు? ఇది పెద్ద పరీక్ష అండి, గవర్నమెంట్ వారు మాకు చక్కని ఉద్యోగం ఇస్తారు, చక్కగా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉంటాను అన్నాడు. నెక్స్ట్ అన్నాడు. వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడు. నెక్స్ట్ ఏమిటి? ఇంకా నాకు యుక్త వయసు వచ్చింది, ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు, ఐ షాల్ మ్యారీ అన్నాడండి. నేను పెళ్లి చేసుకుంటాను. వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడు. ఈ వదలలేదండి. ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమిటండి? బెటాలియన్ 1, 2, 3 అన్నాడండి. ఈయన సైన్యం బయలుదేరతారు ఇంట్లో అన్నాడండి. అంటే ఏమిటి? సంతానం. ఓహో, సంతానమా, మంచిది. తర్వాత వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడండి. తర్వాత ఏం చేయబో, పిల్లలు వస్తారు కలుగుతారు, తర్వాత ఏం చేయబోతావు అని అడిగారు. గురువురే, ఇక్కడ రావటం పొరపాటు అయింది, నెక్స్ట్ నెక్కున్నాడు ఏమిటి? హాయిగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాను, నా సంసారాన్ని ఈదుకుంటూ హాయిగా ఉంటాను అన్నాడు. నెక్స్ట్ అన్నాడు మళ్ళీ. ఊరు ఆఖరికి విసుగు పుట్టి, ఐ షాల్ రిటైర్ అన్నాడు. నేను రిటైర్ అయిపోతానండి. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ రిటైర్మెంట్ అన్నాడు. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావు? ఊరి పెద్ద పొరపాటు అయింది రావటం, ఈయనే అంతు వదలటం లేదే. ఆఖరికి ఆలోచించి ఐ షాల్ డై, నేను చస్తాను అన్నాడండి. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ డెత్ అన్నాడండి. చచ్చిన తర్వాత ఏం చేయబోతావు చెప్పవయ్యా అన్న. స్వామి, బతికుండగా చేసేది అర్థం కావట్లేదు నాకు, చచ్చిన తర్వాత విషయం నాకేం తెలుసు అన్నాడు. అప్పుడు చివాట్లు పెట్టాడండి మ్యాక్స్ ముల్లర్. 3 వేదాలు చదివినవాడని నేను అనుకుంటే, బతికున్నప్పుడు చేయాల్సింది పశువులకు కూడా తెలుసయ్యా, నువ్వు చేసేదేమిటి పెద్దది, సంపాదించుకుని తినటం కాదు, ఎందుకొరకు వచ్చావో, భవిష్యత్తులో నీ శరీరం పడిపోయిన తర్వాత ఏమవుతుందో నీ గతి, అది ఇప్పుడే ఆలోచించుకోవయ్యా. నిజంగా వేదంలో చెప్పినటువంటి సారం ఏమిటిది? మానవుడి జన్మరాహిత్యం పొందాలి. ఇక్కడే మోక్షం అనేది వాడి చేతిలో కరతలామలకంగా ఉన్నప్పుడు దేనికోసం, దేనికొరకు వాడు ప్రయత్నం చేయకూడదు? కర్మ అనేటువంటిది రహితం చేయకుండా ఉంటే మళ్ళీ జన్మ తప్పదు కదా. ఏమండి, ఆ కర్మరాహిత్యానికి జ్ఞానం పొందాలి కదా, భవిష్యత్ అంతా ఇప్పుడే ఆలోచించాలి కదా. మీరు దాని గురించి ఏం పట్టించుకోకపోతే ఎట్లాగయ్యా, ఇండియాలో పుట్టి భారతదేశం ఋషుల యొక్క సంతానం అయిపోయి ఇంత మాత్రం మీకు ప్రజ్ఞ లేదా అని చెప్పి చివాట్లు పెట్టాడండి. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. చూచారు, ఆశ్చర్యపోయినాడు ఈ త్రివేది. మనకు కావాల్సింది ఏమిటంటే ఈ జన్మలో ఈ ప్రపంచంలో చేసేది కాదండి గొప్ప, నెక్స్ట్ వాట్ విల్ బికమ్ ఆఫ్ అవర్ సోల్ ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత ఈ బంధువులు ఏమవుతారు, ఈ మిత్రులు ఏమవుతారు, ఈ ధనం, ఈ అధికారం, ఈ సౌందర్యం ఏమైపోతుంది చెప్పండి ఇది అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిజంగా ఆలోచిస్తే ఇప్పుడే వారికి మనస్సు మారిపోతుందండి. సరే, శాశ్వతంగా మన వెంట వచ్చేది ఏమిటి, దాన్ని పట్టుకోవాలి. ఏమొస్తుంది చెప్పండి? మనం చేసిన పుణ్యకర్మ. ఏదైనా పాపం కనుక చేస్తే అది కూడా వెంట వస్తుందండి. చూచారా, కనుక పాపకర్మ అనేది వెంట రాకుండా పుణ్యకర్మ అనేది వెంట తీసుకుని వెళ్ళటం మన యొక్క విద్యుక్త కర్తవ్యం అండి. ఆ విధంగా ఎవరైనా చేస్తున్నారా? చూడండి, చనిపోయేటప్పుడు వాడు చేసినటువంటి దౌర్భాగ్య కర్మ కనుక వాడు వెంట వస్తే హీనమైనటువంటి జన్మల్లో లేక నరకం శిక్షలు ఇవన్నీ తప్పవండి. సరే, కనుక శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగం అనే పేరుతో ఈ కర్మను శుద్ధం చేయటానికి, మానవుడికి సరి అయినటువంటి ఒక మార్గం చూపించడానికి ఒక పద్ధతి వెల్లడి చేస్తున్నారు. సరే, కర్మయోగం కలవండి. కర్మ అనేటువంటిది గొప్ప కాదండి, కర్మయోగం గొప్పది. చూడండి, కర్మ అనేటువంటిది అందరూ చేస్తున్నారు, అజ్ఞానులు చేస్తున్నారు, పశువులు కూడా తింటున్నాయి తాగుతున్నాయి, అది కూడా కర్మే. చూసారా, కర్మయోగం అంటే ఏ కర్మ చేస్తే నీవు భగవంతునితో కలుస్తావో దాని పేరు కర్మయోగం. కర్మయోగం, యోగం అంటే ఏ విధంగా కర్మను ఆచరిస్తే భగవంతునితో కలుస్తారో దాని పేరు కర్మయోగం. నేను అడిగాను శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుల యొక్క లక్షణం అంటే జీవన్ముక్తుని యొక్క లక్షణం చక్కగా చెప్పారండి. జ్ఞాని ఈ విధంగా ఉంటారు, కోరికలన్నీ కూడా తొలగించుకొని ఇంద్రియముల్ని బాగా కంట్రోల్లో పెట్టుకుని చక్కగా ఆత్మస్థితిలో ఉంటారని చెప్పి నిన్న జనం చెప్పినారు సాంఖ్యయోగం చివర. ఆ వాక్యం పట్టుకున్నాడండి ఎవరు, అర్జునుడు. కృష్ణ హాయిగా మీరు చెప్పినట్లు నా ఆత్మస్వరూపాన్ని గురించి ఎక్కడో బాగా విచారణ చేసి ఆనందంగా ధ్యానం చేసుకుంటూ స్వస్వరూప సాక్షాత్కారం పొందటానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకండి ఈ యుద్ధంలో నన్ను ప్రేరేపణ చేస్తున్నారు అని ఒక ప్రశ్న అడుగుతాడండి ఈ అధ్యాయం మొదట్లో. అర్థమైందండి, కృష్ణ పరమాత్మ యొక్క ఆశయం ఏమిటంటే వీరిని నెమ్మదిగా లేపి తన కర్తవ్యం క్షాత్ర ధర్మం ఏమిటి చెప్పండి. ఇప్పుడు దుర్యోధనుడు అవివేకం చేత చేయరాని పనులను చేసి ఎంతో లోకానికండి సరి అయినటువంటి ఆదర్శం చూపించలేదండి. దాని కొరకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ధర్మయుద్ధం చేయించాలనేటువంటి ఉద్దేశం చేత నెమ్మదిగా ఈ కర్మయోగంలో ప్రేరేపణ చేస్తున్నారు. నాయన యుద్ధం చే యుద్ధస్వ విగత జ్వర అంటాడు, యుద్ధస్వ విగత జ్వర మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశే నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. ఈరోజు చెప్పే శ్లోకం అన్నది సార్ ఆయన నిష్కామ బుద్ధితో స్వస్వరూపం జ్ఞానం తెలుసుకొని చూడండి. నిన్నటి దిన జ్ఞానం చెప్పినారు, ఆ జ్ఞానం ముందు తెలుసుకోవాలండి సార్. కర్మ అనేటువంటిది ఆచరించడానికి ముందుగా జ్ఞానం తెలుసుకుంటే వండర్ఫుల్గా ఉంటుందండి కర్మ. జ్ఞానస్వరూపం కనుక తెలియకపోతే కర్మ అవకతవకలుగా ఉంటుందండి. ఎందుకని మీరు అడగచ్చు, జ్ఞానం అంటే ఏమిటండి, బ్రహ్మాండం అంతా ఒకే చైతన్యం వ్యాపించున్నది. ఆ రహస్యం కనుక వీడి సరిగా అనుభవానికి వస్తే కర్మ ఎంత శుద్ధంగా ఉంటుంది. ఏ ప్రాణిని హింసింపడు, అపకారం చేయడు, ప్రేమ కరుణ దయ పరోపకారం తాండవిస్తుందండి. ఎప్పుడు సర్వం కలుతం బ్రహ్మ అనేటువంటి సత్యం వారికి జీర్ణమైతే. కనుక జ్ఞానం అనేది ముఖ్యం. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ కురు కర్మాణి కర్మలు చేయి ఎప్పుడు యోగస్థ. నేను అడిగిన చక్కని ఒక పదం చెప్పారండి, యోగస్థ కురు కర్మాణే. కర్మలు చేయటం పెద్ద గొప్ప కాదండి, తెలుసుకుని కర్మ చేయాలి. ఇప్పుడు మరమేకు ఉంటుందండి, మరమేకు ఒకవైపు తిప్పితే కిందకి దిగుతుంది. చూడండి మరమేకు ఒకవైపు తిప్పితే కిందకి దిగుతుంది, లెఫ్ట్ దాన్ని రివర్స్ కనుక తిప్పితే పైకి లేస్తుందండి. చూచారా ఆ తిప్పటంలో ఉన్నది అన్నమాట చాకచక్యం. చూచారా ఏ వైపు తిప్పాలది అది జ్ఞానం, తిప్పటం అనేది కర్మ. చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక పెద్ద పట్టణం ఉందండి, ఆ పట్టణంలో టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఒకటి ఉందండి, అంటే గుడ్డల మిల్లు, గుడ్డలు తయారు చేస్తుందండి ఒక పెద్ద ఫ్యాక్టరీ. అక్కడ చాలా మంది లేబర్, ఒక 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారండి. దాని ప్రొపరైటర్ అండి సేట్ కోటీశ్వరుడు ప్రొపరైటరు. ఆ ఫ్యాక్టరీ ప్రతిరోజు చక్కగా జరుగుతున్నది. ఒకనాడు బాగా ఫ్యాక్టరీ నడుస్తున్నటువంటి టైంలో అకస్మాత్తుగా ఆగిపోయిందండి, ఆగిపోయింది. ఈ లేబరర్స్ అందరూ తిరిగి చూస్తున్నారు ఫ్యాక్టరీలో ఎందుకు ఆగింది, ఎవరు కనిపెట్టలేకపోయినారండి ఎందుకు ఆగిందో. ఈ కార్మికులంతా తిరిగి తిరిగి చూచారు ఎందుకు ఆగి, ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు ప్రొపరైటర్ గారండి, 1 గంట గనక ఫ్యాక్టరీ ఆగిపోతే కొన్ని లక్షలు నష్టం అండి వారికి. అందుచేత ఊళ్ళో ఒక ఇంజనీర్ ఉన్నాడండి, ఆ ఇంజనీర్ దగ్గరే పరిగెత్తాడు ఎవరు ప్రొపరైటర్ దండం పెట్టి, మహానుభావ మా ఫ్యాక్టరీ 1 గంట గనక ఆగిందంటే కొన్ని లక్షలు నాశనం అవుతాయి, కాబట్టి మీరు వచ్చి ఆ ఫ్యాక్టరీని కొంచెం నడపండి అన్నారు. వారు ఏమన్నారు తెలుసిన, నేను వస్తాను, ట్రై చేస్తాను, నడపడానికి ప్రయత్నం చేస్తాను, ఒకవేళ నడపకపోయినా నేను వచ్చినందుకు విజిటింగ్ ఫీజు 1000 రూపాయలు ఇవ్వాలన్నాడు. విజిటింగ్ ఫీజు, ఊరికే వచ్చినందుకైనా నేను 1000 రూపాయలు ఛార్జ్ చేస్తానన్నాడు. 1000 కాదండి ఇంకా ఎక్కువైనా ఇస్తాను, దయచేయండి తమరు అని తీసుకొచ్చాడండి ఎవరిని, ఇంజనీర్. ఆ ఇంజనీర్ గారు ఫ్యాక్టరీ అంతా తిరిగి ఒక సుత్తి మన అడిగాడండి, ఆ సుత్తి తీసుకున్నాడు. ఒక నట్టు పైకి పోయిందండి ఒక చోట నట్టు, ఆ నట్టు మీద ఒక దెబ్బ కొట్టాడు సుత్తితో, వెంటనే ఫ్యాక్టరీ అంతా నడవటం మొదలుపెట్టిందండి. అందరూ ఆనందపడ్డారు. చూడండి మరి ఈ సేట్ గారు వారికి అర్పణ చేయొద్దు, 1000 రూపాయలు ఇవ్వాలి కదా దక్షిణ. ఓ పళ్ళెల్లో 1000 రూపాయలు వేసుకున్నారు, కర్పూరం వెలిగించినారు, మంగళం గురుదేవాయ అని ఆయన సమర్పించాడండి. ఎవరికి, ఇంజనీర్ గారు. ఈ దృశ్యం అంతా కార్మికులు చూస్తున్నారు. సుత్తితో ఒక్కసారి కొట్టినందుకు 1000 రూపాయలు ఈయనకి ఇచ్చినాడే అని చెప్పి కార్మికులంతా స్ట్రైక్ చేశారండి. మేము ఇంకా పని చేయం, ప్రొపరైటర్ గారు పని చేయం, ఒక్క సుత్తి దెబ్బకి 1000 రూపాయలు ఇస్తే మేము ఎన్నిసార్లు కొడుతున్నాము జ్ఞాపకం పెట్టుకోండి. రోజుకి 20 సార్లు 30 సార్లు సుత్తితో కొడుతున్నాం, ఆ దామాష ప్రకారం మాకు వేతనం చెల్లించండి అంటారు. ఆ ప్రొపరేటర్ గారు ఎంత చక్కని జవాబు, నాయన్లారా ఓ కార్మికులారా, కొట్టినందుకు కాదు 1000 రూపాయలు ఇచ్చింది, ఎక్కడ కొట్టవలనో తెలివికి ఇచ్చినానన్నాడు. చూచారా, కర్మకు కాదు నేను ఇచ్చింది, జ్ఞానానికి ఇచ్చినాను డబ్బు. మీరంతా చూచినారు కదా, మీరెందుకు ఫ్యాక్టరీ నడపలేకపోయినారు? చుట్టితో కొట్టడం పెద్ద గొప్ప కాదు, ఎక్కడ కొట్టవలనో తెలివి. ఇదేనండి జ్ఞానానికి కర్మకి డిఫరెన్స్. చూడండి, కర్మ అనేది అందరూ చేస్తున్నారండి, కానీ ఏ విధంగా చేయాలి చూడు. ఇప్పుడు భోజనం అనేది అందరూ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? ఆ ఇచ్చిన వాడినే మర్చిపోతున్నారండి. భోజనం ఎవరిచ్చారో వారిని ఫుల్గా మర్చిపోతున్నారండి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు, నాయన వడ్డన అంతా పూర్తయిన తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మ హవేర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. 4వ అధ్యాయం 24వ శ్లోకం. ఇది తీర్థం తీసుకుని ఈ శ్లోకం చెప్పి అది ప్రోక్షించి నైవేద్యం. చూచారు, ఎవరు మనకి ఇచ్చినారు చెప్పండి, భగవంతుడు కదా. ఏమండి మీకు ఎట్లా తెలుసునంటే, రేపు 15వ అధ్యాయంలో చెప్తారు కృష్ణ పరమాత్మ, ఓ అర్జున నేను భూమిలో ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తాను, మీరు భోజనం చేసినటువంటి ఆహారమును నేను జీర్ణం చేస్తాను. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. కనుక భగవంతుడు మనకిచ్చినాడు, లేకపోతే మనం ఎట్లా తయారు చేసుకోగలం భోజనాన్ని చెప్పండి? లేకపోతే ఆ భూమిలో మనకేమైనా తెలిసిన ఆ శక్తి ఎవరికున్నది? మనకి లేదు. భగవానుడు మన ఉత్పత్తి చేసినాడు, కాబట్టి ఎవరు ఇచ్చినారో వారికి అర్పణ. దీని పేరే నైవేద్యం అంటారు. చూడండి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ, ఈ విధంగా భగవంతునికి అర్పణ చేస్తే అది ఏమవుతుందంటే యజ్ఞశేషం. చూడండి, మహాపవిత్రం అయిపోతుంది అది కనుక భుజిస్తే, రక్తం అంతా శుద్ధం అవుతుంది అని. సార్, ఈ విధంగా భోజనం చేసేటప్పుడు చేయవలసిన కర్తవ్యం అందరికీ తెలిసిన శుభ్రంగా అన్నం పెట్టుకుని లేపటం తెలుసు, కానీ ఏమండి అది ఏ విధంగా చేయాలో తెలియదు. జ్ఞానైన వాడు భక్తుడైన వాడు ఈ పద్ధతి తెలుసుకుని ముందు భగవానునికి అర్పణ చేస్తారని. ఒక ఆయన ప్రశ్న అడిగండి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అన్నాడు. వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్? అవతల వాడు చెప్తున్నాడు, గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, వేర్ యాజ్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ అన్నాడండి. దేవుడు ఇస్తాడు క్షమిస్తాడు, జీవుడు పొందుతాడు ఇచ్చిన వాడిని మర్చిపోతాడు అన్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఆ భగవానుడు మనకి ఆ ప్రసాదం ఇచ్చినప్పుడు వారిని మర్చిపోవటం అనేది న్యాయమేనా చెప్పండి? కనుకనే భోజనం పెట్టుకున్నప్పుడు అంతా వడ్డించిన తర్వాత ఒకసారి బ్రహ్మార్పణం అని చెప్పి నమస్కారం చేయండి. అప్పుడేమవుతుంది, భోజనం పునీతం అయిపోతుంది, మన రక్తం కూడా శుద్ధం అవటానికి అవకాశం ఉందండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానానికి భక్తికి డిఫరెన్స్ చూపిస్తున్నారండి. ఆయన కర్మ అనేది మంచిదే, కానీ తెలుసుకుని కర్మ చేయాలి, లేకపోతే ఏమవుతుంది, పశువులు ఏ విధంగా చేస్తున్నాయో ఆ విధంగానే చేస్తుంటాడండి. కర్మ కాదు మనకు కావాల్సింది, కర్మయోగం, కర్మయోగం అనమాట అది. కనుక నిన్న శ్రీకృష్ణ పరమాత్మ స్థిత ప్రజ్ఞ లక్షణం అంతా చెబితే అర్జునుడు గారు ఈరోజు మొట్టమొదట్లోనే చెప్తున్నారు, కృష్ణ కర్మ కంటే జ్ఞానం గొప్పదని మీరు నిన్న చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు నన్ను కర్మలో ప్రేరేపణ చేస్తున్నారు, ఈ హింసాపూరితమైనటువంటి ఈ యుద్ధంలోకి నన్ను ఎందుకు ప్రేరేపణ చేస్తున్నారు అని అడిగినాడండి. ఎవరు? అర్జునుడు. జాయసీచే కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన సత్యం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఏదో ఒక్కటి చెప్పండి, జ్ఞానం ఆచరించండి కర్మను ఆచరించండి, ఏదో ఒక్కటి చెప్పండి, అంతేగాని జ్ఞానము కర్మ అయితే కన్ఫ్యూషన్ అయిపోలా అని చెప్తున్నాడండి. ఎవరు? అర్జునుడు. వ్యామిశ్రేణ యువ వాక్యేన బుద్ధిం మోహయ సేవమే తదేకం వద నిశ్చిత్యయేన శ్రేయోహమాప్నుయాం. కృష్ణ దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో దయచేసి సెలవు ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు. ఎవరు? అర్జునుడు. వెంటనే కృష్ణ పరమాత్మ జవాబు, ఆయన రెండు మార్గములు ఉన్నాయి, జ్ఞాన మార్గం కర్మ మార్గం. మీ సంస్కారం మీ టెండెన్సీ మీ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో ఆ ప్రకారంగా చేయండి. కొందరికి కర్మయోగం అంటే చాలా ప్రీతి అండి. ఇప్పుడు చూడండి గాంధీ మహాత్ముడు ఇటువంటి వారంతా కర్మయోగంలో చక్కగా ప్రవేశించి లోకాన్ని ఉద్ధరించడానికి బాగా ఉపన్యాసములు బోధలు ఇవన్నీ చేసి జనులు తరింపజేయటానికి ప్రయత్నం చేసినారు. మరికొందరు మహనీయులు ఏకాంతంలో కూర్చుంటారండి, బయటికి రారు. ఏ కొండ గుహలోనో ఎక్కడో కూర్చుని ఓం సర్వే భద్రాణి పశ్యంతు అని సంకల్పిస్తారు. వారు ఏమి ఉపన్యాసాలు చేయరు, బల్లగుద్దరు, పెద్ద పెద్ద బోధలు చేయరు, కానీ ఏకాంతంలో కూర్చొని చక్కగా అనుభూతి ఆత్మ సాక్షాత్కారం పొంది ఆశీర్వదిస్తారు. సర్వే భద్రాణి పశ్యంతు సర్వేత్ర సుఖిన సంతు. చూడు వారి పెద్ద కానీ అది జ్ఞాన మార్గం. చూచారా, వీరు ఎక్కువ వీరు తక్కువ అని చెప్పకూడదండి. సరే, ఇటు కర్మయోగంలో ప్రవేశించిన వారు లోకాన్ని ఉద్ధరించడానికి ఎంతమందో ప్రయత్నం చేస్తున్నారు, మరికొందరు ఏకాంతంలో కూర్చుని వారు కూడా లోకానికి ఎంతో శ్రేయస్సును కలుగు చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఆ డిఫరెన్స్ ఎవరు చెప్పలేరండి. ఇద్దరు వారి వారి స్వభావాన్ని అనుసరించి లోకానికి ఉపకారం చేస్తున్నారు. అదే కృష్ణ పరమాత్మ నాయన, లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్తామయానఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఆయన రెండు మార్గములు నేను ఇదొరకు చెప్పినాను, కర్మ మార్గం, జ్ఞాన మార్గం. ఎవరి సంస్కారం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఆచరించాలి. కానీ అంటాడు, బట్ కర్మయోగం ఆచరించకుండా జ్ఞానం కలగటం కష్టం. చూచారు, ఎందుకంటే ఈ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుందండి. సరే, చిత్తంలో చిత్తం అంటే మనస్సులో అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకిలం ఉంటుందండి. ఏమండి, పాపం పోవాలంటే పుణ్యం కావాలి. ఇప్పుడు మైనస్ ఉందండి, మైనస్ పోవాలంటే ఏం కావాలి మనకి చెప్పండి? ప్లస్. ప్లస్ అనేది ఉంటే కానీ మైనస్ పోదండి. ఇది ఇప్పుడు చూడండి, మైనస్ టూ, మైనస్ రెండు, ఏం చేయాలి మనం? ఏడవకూడదు. బ్రింగ్ ప్లస్ ఫోర్, ప్లస్ ఫోర్ కనుక తెస్తే మైనస్ టూ అంతర్ధానం అయిపోతుందండి. అదేవిధంగా మైనస్ అంటే ఏమిటి? పాపం. ఈ పాపం ఉంచుకుని ఏమో బ్రహ్మజ్ఞానం పొందాలంటే అసాధ్యం అండి. ఎందుకంటే పాపం తొలగి పుణ్యం ఉండాలి, చిత్తశుద్ధి. చిత్తశుద్ధి కలగాలంటే పుణ్యం, నిష్కామకర్మ ఇటువంటిది కావాలండి. ఆ పుణ్యకర్మ యొక్క ఫలిత ప్రభావం ఏమిటంటే పాపాన్ని డివోవర్ మింగేస్తుంది అండి, పాపాన్ని మింగేస్తుంది అది. పుణ్యకార్యము వదలబో కన్నా, పెద్దలు దీని పేరు తత్వసారం, పుణ్యకార్యము వదలబో కన్నా పుణ్యంబు చేతను పాపమంతయు భస్మమగునన్నా. చిత్తశుద్ధికి హేతువైన పుణ్యపుంజము చేత లెస్సగా స్వస్వరూప జ్ఞాన మొదవును బంధముక్తియు గలిగి తీరును తత్వసారము తెలిసిపోరన్నా. పాపకార్యము చేయబోకన్నా పాప ఫలితము పరమ దుఃఖము తెలిసికోరన్నా. రాక్షసత్వము పారద్రోలి దైవభావము కుదుటపరచి పాపగంధము లేశమైనను లేకయుండుము చిత్తమందున తత్వసారము తెలిసికోరన్నా. అర్థమైందండి. ఆ పాపం అనేటువంటిది పోవటానికి పుణ్యం అనేది రావాలి. ఇప్పుడు ఇంట్లో మురికి నీరు ఉందండి, మురికి నీరు పోవాలంటే మంచినీటితో కొట్టి పారేసేయాలి, పోతాయండి బయటికి పోతాయి. కనుక ప్రతి వారు తమ హృదయంలో ఏమైనా పాపం ఉన్నదా, ఏమైనా దోషం ఉన్నదా, ఏదైనా పొరపాటు చేసినానా అని చెప్పి వెతుకుతూ ఉండాలండి. చూసారు, ఇదేనండి ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశోధన. ఊరికే ముక్కు మూసుకుని కూర్చోవటం కాదండి ధ్యానం అంటే. టు థింక్ ఓవర్ ది మైండ్ అగైన్ అండ్ అగైన్, అది తన యొక్క మనస్సు ఏ సిచ్యువేషన్లో ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో జాగ్రత్తగా ఆలోచించాలండి. దానిలో ఏదైనా కనుక దోషములుంటే వెంటనే దాన్ని కడిగి వేయటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మీనమేషాలు లెక్క పెడుతూ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదని చెప్పి దోషాలు కనుక పెంచుకుంటూ ఉంటే ఆఖరికి మనస్సు అంతా ఖరాబ్ అయిపోతుందండి. అది ఎప్పుడు మనస్సు అపవిత్రం అయిపోయిందో, అద్దంలో మురికి అద్దంలో ముఖం ఎట్లా కనిపించదో, ఆత్మస్వరూపం అనుభూతి కాదండి అది, అనుభూతం కాదండి అది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటి దినం జ్ఞానం చెప్పి ఈరోజు వెంటనే కర్మను శుద్ధం చేసేటువంటి ప్రయత్నం చెప్తున్నారు. జ్ఞానం యొక్క సహాయం చేత అది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. జ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మాండమంతా ఒకే చైతన్యం వ్యాపించున్నది అనేటువంటి పరమసత్యమే జ్ఞానం. ఆ జ్ఞానం కనుక తెలిస్తే ఇంకొక ప్రాణి మీద ఎందుకు అపకారం కలుగుతుంది? మొట్టమొదటి ఉపనిషత్తు ఏమిటి చెప్పండి? ఈశావాస్యం. ఈశావాస్యోపనిషత్తులో చక్కని మంత్రం, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్వి జానతః తత్ర కో మోహః కశ్యోక ఏకత్వమనుపశ్యతః. ఎంత గంభీరంగా ఉందో, బ్రహ్మాండమంతా ఏకమనేటువంటి విషయం తెలిసినప్పుడు ఒక ప్రాణికి మీద అపకారం ఎందుకు కలుగుతుంది? అసూయ ఎందుకు కలుగుతుంది? ద్వేషం ఎందుకు కలుగుతుంది? నిలదీసి అడిగేశాడండి ఆ ఋషివర్యుడు. చూడండి, తత్ర సర్వ చూడండి, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్వి జానతః తత్ర కో మోహ, అజ్ఞానం ఇంకెక్కడుంది? కశ్యోక, దుఃఖం ఎక్కడుంది? ఏకత్వమను పశ్యత. ఒకే రేపు విశ్వరూపం చూడండి, బ్రహ్మాండమంతైన ఒకే చైతన్యం విశ్వరూపం. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఈ విషయం తెలిస్తే కర్మ ఎంత శుద్ధంగా ఉంటుందన్నది. కనుకనే మహనీయులు కొంచెం జ్ఞానం తెలుసుకో, జ్ఞానం తెలుసుకొని కనుక కర్మ ఆచరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎంతసేపటికి త్యాగం, త్యాగం, చారిటబుల్ స్పిరిట్, సాక్రిఫిషియల్ స్పిరిట్. ఎందుకు? నాట్ ఐ బట్ దౌ. చూడు, ఇదండి మంత్రం. ఎంతసేపటికి ఉత్తముడైనటువంటి వాడు జ్ఞానం తెలుసుకుంటే నేనే అనుభవించాలనే స్వార్థం వాడికి ఉండదండి. చాలు, కలకత్తాలోనండి ఒక తత్వజ్ఞాని ఉన్నాడండి, ఫిలాసఫర్. వారి పేరు మీరు మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, మహాదేవ గోవింద రెనడే. రెనడే అనేటువంటి గొప్ప తత్వ ఫిలాసఫర్ ఉన్నాడండి. ఆయన గారి చాలామంది శిష్యులు అక్కడక్కడ ఉన్నారండి. ఈయన సన్యాసి కాదండి, గృహస్థుడు. ఎవరు? రెనడే. ఆయన చాలా మంది శిష్యులు అక్కడక్కడ ఉన్నారు. మే నెల వచ్చిందండి. మే నెల వస్తే మామిడి ఒక రైతు ఒక శిష్యుడు అండి, ఈ శిష్యుడు రైతు అండి, ఆయనకి పెద్ద తోట ఉంది, ఆ మామిడి తోట. సరిగా మే నెల వచ్చినప్పుడు మంచి మంచి మామిడి పళ్ళు కాసినాయి అండి. ఎవరికి? రైతు గారికి. కలకత్తాలో ఉన్న గురువు గారికి పండ్లు పంపిస్తే ఎంత ఆనందంగా తింటారు, భుజిస్తారు అని ఒక బుట్టలో అన్ని ప్యాక్ చేసినాడండి ఎవరో శిష్యుడు. ప్యాక్ చేసి కలకత్తాలో రేనడేకి పంపించారండి. పంపిస్తే ఆర్ఆర్ వచ్చింది, రేనడే గారు తెప్పించారండి బుట్ట ఎక్కడి నుంచి, స్టేషన్ నుంచి ఇంటి దగ్గర తెప్పిస్తే ఇంట్లో ఉన్న కుటుంబ వాసులంతా పరిగెత్తుకొచ్చారు. ఎందుకంటే మామిడి పళ్ళ బుట్ట కదా, అందరికి ఇష్టమేది. ఆ బుట్ట విప్పుతున్నాడండి, విప్పి ఒక పండు తీసుకుని చెక్కు తీసి ఒక్క ముక్క నోట్ వేసుకున్నాడండి ఎవరు, రేనడే. తక్కిన పండు అంతా బుట్టలో వేసేసాడు, తినలేదండి ఒక్క ముక్క తిన్నాడు ఎవరు, రేనడే. ఈ దృశ్యం భార్య చూచిందండి పక్కన. ఏమండి మామిడి పండు పొల్లగా ఉందా అని అడిగింది. కాదు కాదు, నా జీవితంలో తిన్న పండ్లు అన్నిటికంటే మధురంగా ఉంది అన్నాడు. మరి ఎందుకు ఒక్క ముక్కే తిన్నారు, తక్కినంత దాంట్లో పారేశారు, ఏమిటంటే అంత తీపిగా ఉన్నది కాబట్టే ఇతరులకి అది వినియోగింపబడుతుందని నేను ఇచ్చాను, నేను వదిలేశాను. నేను అనుభవిస్తే ఎట్లా తీపిని, ఆ తీపి అందరూ కనుక పంచం అనుభవిస్తే ఎంత ఆనందం, వాళ్ళు సంతోషిస్తుంటే ఆ సంతోషం నాది, అందువల్ల నేను దాన్ని బుట్టలో వేసేసాను అన్నారు. చూడండి ఎంత త్యాగబుద్ధి. నిజంగా ఈ కాలపు వాళ్ళైతే ఆ తీపి దెబ్బకి బుట్ట బుట్ట ఫైసలు అయిపోయేదండి. ఎవడు వదలడండి, ఎవరు వదలడు. చూడండి ఈ త్యాగబుద్ధి ఎప్పుడు కలుగుతుంది చెప్పండి, అది ఆ జ్ఞానం కలిగినప్పుడు. నాయన నేను ఒక్కడిని అనుభవిస్తే ఎట్లా, మీరు కూడా అనుభవించండి అని. హిందీలోనండి ఒక చక్కని వాక్యం ఉందండి, ఏంటంటే కళ్యాణ్, కళ్యాణ్ అనే ఒక పత్రిక మీరు కూడా వినుంటారు, గోరఖ్పూర్ గీతా ప్రెస్ నుంచి, అద్భుతంగా ఉంటుందండి. భక్తి మార్గం చక్కగా ప్రబోధ హిందీ హిందీలోన దాంట్లో జనుల్లో మూడు రకాల వాళ్ళు ఉంటారు అని రాశారండి ఒక పత్రికలో. ఆ మూడు వారి పేర్లు చెప్తున్నాడు. మొదటి ఉత్తముడు, మధ్యముడు, అధముడు. ఉత్తముడు యొక్క స్వభావం రాశాడండి, అది హిందీ పత్రిక అదండి, హిందీలో ఉన్నది, నేను కూడా చెప్తాను. తేరా, తేరా అంటే ఏమిటి చెప్పండి, నీది. మేరా అంటే నాది. ఉత్తముడు యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో చెప్పారు. తేరాహి తేరా మేరాహి తేరా అంట అట్టండి వాడు ఉత్తముడు. నాయన నీది నువ్వు అనుభవించు, నాది కూడా నీకు ఇస్తాను. ఇది ఉత్తముని స్వభావం అండి, సాక్రిఫిషియల్ స్పిరిట్. తేరాహి తేరా మేరాభి తేరా. మధ్యముడు స్వభావం ఏంటంటే తేరాహి తేరా మేరాహి మేరా అంట అట్టండి వాడు. నీది నువ్వు తిను, నాది నేను తింటా, నువ్వు నన్ను అడగబాక నేను నీకు ఇవ్వను. ఇదండి తేరాహి తేరా మేరాహి మేరా. ఇది మధ్యముడు. వీళ్ళ వల్ల ఏం చిక్కు లేదండి, ఎందుకంటే ఎవడు కూడా వాడు చూసుకుంటాడు. ఇక అధముని యొక్క స్వభావం అండి, మేరాహి మేరా తేరాభి మేరా అంటాడు. నాది నేను ఉంచుకుంటా, నీది కూడా ఇక్కడ వారేవా అంటాడు. దరిద్రుడు అండి, పరమ దరిద్రుడు, హోప్లెస్ పెసిమిన్ అండి. ఇది ఎప్పుడు కలుగుతుందంటే ఇటువంటి భావం, అజ్ఞానం. అజ్ఞానం చేత. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు నిన్న జ్ఞానయోగంలో చెప్పండి, బ్రహ్మాండమంతా ఒకే చైతన్యము, శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమని. ఆ రహస్యం తెలిస్తే ఇంకా కర్మ ఎంత శుద్ధం అవుతుందో చూడండి, అది ఎంత శుద్ధం అవుతుంది. నాదేమి లేదు, నా నువ్వే తినవయ్యా, నువ్వే అనుభవించు, నువ్వు తింటుంటే ఆనందం నా ఆనందం. దీని పేరు రేపు 6వ అధ్యాయంలో ఆత్మౌపమ్యం అంటాడు శ్రీకృష్ణ పరమ. ఆత్మౌపమ్యం అంటే ఏమిటి, ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. ఇదండి ఇటువంటి సిద్ధాంతం అంటే మహాగంభీరమైందండి. చాలామంది అక్కడక్కడ పుస్తకాల్లో ఏం రాస్తారు తెలుసిన, ట్రీట్ యువర్ నైబర్ యాజ్ యువర్ బ్రదర్ అంటాడు. నీ పక్కింటి వాడిని నీ సోదరుని వలె చూడు అని చెప్తే కృష్ణ పరమాత్మ దాన్ని ఒప్పుకోలేదండి. ఎందుకంటే బ్రదర్, బ్రదర్ అంటే సోదరుడు కదా. సోదరుడు సోదరుడు ఇప్పుడు కలహించుకుంటున్నారండి అక్కడక్కడ. మరి సోదరత్వం సిద్ధాంతం ఎట్టవుతుంది చెప్పండి. ఇప్పుడు ఎవరైనా వకీళ్ళు ఉంటే వకీళ్ళని అడగండి, వకీళ్ళు గారు మీకు వచ్చే కేసులు ఎట్లా ఉన్నాయని, వెంటనే చెప్పేస్తాడు అన్నదమ్ముల కేసులు అంటాడు ముందు. సోదరుడు సోదరుడు కలహించుకుంటే సిద్ధాంతం ఎట్టవుతుంది సోదరత్వం. అయ్యా సోదరత్వం మంచిదే, ట్రీట్ యువర్ నైబర్ యాజ్ యువర్ బ్రదర్ మంచిదే. మరి బ్రదర్స్ అట్లా ఉంటే కదా కలహం పెట్టుకుని అవస్థ పడుతున్నారండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ బ్రదర్హుడ్ అనేది క్యాన్సిల్ చేశాడు. నో బ్రదర్హుడ్ ఎట్ ఆల్. ట్రీట్ యువర్ నైబర్ నాట్ యాజ్ యువర్ బ్రదర్ బట్ యాజ్ యువర్ సెల్ఫ్. నీ వలే చూసుకోవాలి. తన మీద ఎవరికైనా ద్వేషం ఉంటుందా ప్రపంచంలో? ఎవరి మీదైనా ద్వేషం ఉండొచ్చు, కానీ తన మీద ఎవరికి ద్వేషం? పరమ ప్రేమ ఉంటుందండి అది. ఒక ఆశ్రమంలోనండి శ్రీరామ నవమి వచ్చిందండి పండగ, మొన్న వచ్చింది చూడండి. ఆ పండగలో ఆశ్రమ భక్తులంతా చేరారు ఎక్కడ ఆశ్రమంలో. గురువు గారు రాములు వారి పటం పెట్టి పూజ చేయించాడని అందరి చేత. పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం. ఒక పళ్ళలోనండి శిష్యుడిని పిలిచి, నాయన అరటి పళ్ళు చాలా వచ్చినాయి కదా, భక్తులు తెచ్చినాయి, ముక్కలు కోసి అందరికి ప్రసాదం పెట్టు అన్నాడండి ఎవరు, గురువు గారు. శిష్యుడు అట్లాగే ముక్కలు కోసి అందరికి పెట్టబోతుంటే, నాయన ఈ 100 మంది భక్తుల్లో ఎవరి మీద నీకు ఎక్కువ ప్రీతి ఉంటుందో వాడికి ముందు ముక్క పెట్టు, తర్వాత అందరికీ పంచిపెట్టు అన్నాడండి. అర్థమైందండి? ఈ 100 మంది భక్తుల్లో నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ప్రీతి ఉంటుందో వాడికి ముందు ముక్క పెట్టి తర్వాత అందరికీ పెట్టు అన్నాడండి. ఎవరు? గురువుగారు. వాడేం చేశాడో తెలుసండి, మొదటి ముక్క వాడి నోట్తో వేసుకున్నాడండి. వాడు మీరే ఎట్లా చేసినామంటే, స్వామి అందరికంటే నా మీద ఎక్కువ ప్రీతి అన్నాడండి వాడు. చూచారు, ప్రతి వాడికి ఇంతేనండి. దీని పేరే ఆత్మోపమ్యేన సర్వత్ర కృష్ణ పరమాత్మను అయినా ట్రీట్ దాట్స్ యాజ్ యువర్ సెల్ఫ్. అది తన మీద ఎవరికి ద్వేషం ఉండదు కదా, పరమ ప్రీతి ఉంటుంది కాబట్టి ఇతరుల మీద కూడా అంత ప్రీతి కలిగి ఉండు. ఎంత అద్భుతమైన సిద్ధాంతం ఉండేది. ఆత్మోపమ్యేన ఆరవ అధ్యాయం ఉంది, రేపు రాబోతున్నాడు. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. ఆంధ్ర పత్రిక దాని ఎడిటోరియల్ పైన ఒక చక్కని భారత పద్యం రాస్తారండి, మొదటి నుంచి రాస్తున్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పటి నుంచి. ఒరులేయవి నరించిన నరవర అప్రియముతన మనంబున కగుదా నొరులకున విశేయకునికి పరాయణము పరద పరమ ధర్మ పదముల. వాట్ యు ఎక్స్పెక్ట్ టు బి డన్ టు యూ బై అదర్స్. ఇతరులు నీకు ఏది చేయాలని అనుకుంటున్నావో దాన్ని నీవు ఇతరులకు చెయ్యి. ఇదండి కర్మయోగం యొక్క రహస్యం. ప్రతి ప్రాణి నీ స్వరూపం కదా. ఏమండి మరి, నీవు నీ సుఖాన్ని ఎంత అపేక్షిస్తున్నావో పరప్రాణికి కూడా సుఖాన్ని ఎంత అపేక్షించు. శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగంలో సిద్ధాంతీకరించింది ఇదేనండి. ఆయన ఏ ప్రాణి మీదైనా దయ ప్రేమ అనేది వర్షింపచేయి. నీ మీద నీకెంతో ప్రేమ ఉంది కదా, వీళ్ళందరూ భగవత్ స్వరూపం కదా, అందరూ నీ వలే ఉన్నారు కదా. మరి ఒక ప్రాణి బాధపడుతుంటే ఆ బాధ నీ బాధ కదా. చూడండి, ఇది ఎవరైనా ఉన్నదా చెప్పండి. ప్రపంచ ఇప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎట్లా ఉన్నదో చూడండి. అది ఎంతసేపటికి పరప్రాణ్ణి బాధ పెట్టాలని, పరదేశాన్ని కబళించాలని, ఇంకొకరికి అపకారం చేయాలని, ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా భగవద్గీత కనుక ప్రచారం అయిందంటే తప్పకుండా ఈ పరోపకార బుద్ధి అభివృద్ధి కాక తప్పదండి. అది ఒక ప్రాణికి ఉపకారం చేయాలని మనం అంటే ఎందుకు అని అడుగుతాడు అవతల వాడు, ఎందుకు ఉపకారం చేయాలని. అప్పుడు దానికి శాస్త్రం ఏం చెప్పింది తెలుసిన, నాయన నీలో ఏ శక్తి ఉన్నదో, నీలో ఏ స్వరూపం ఉన్నదో ఆ స్వరూపం ఎదుటివాడిలో కూడా ఉన్నది. నీ సుఖాన్ని నువ్వు ఎట్లా అపేక్షిస్తున్నావో పరసుఖం కూడా అట్లాగే అపేక్షించు. చూడు, తోటి ప్రాణిని నీవు నీవలే చూచుచు మెలగుచుండుము ఓయి మనస. మానస బోధ. తోటి ప్రాణిని నీవు నీవలే చూచుచు మెలగుచుండుము ఓయి మనస నీ సౌఖ్యము నువ్వులే పరసుఖంబును కూడా కాంక్షించుచుండుము మనస. జగతి యందున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనస సత్యమును తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగలిగియుండుము మనస. శాస్త్రాల సారము వివరించి తెలిపెదా శ్రద్ధగా వినుము ఓ మనస పరహితమే పుణ్యము పరపీడ పాపము దయజూపు ఎల్లడల మనస. ఇటువంటి సిద్ధాంతములండి భగవద్గీతలో చక్కగా ప్రతిపాదింపబడింది. కనుక ఇటువంటివి కనుక బాగా జీర్ణమైతే ఇంకా తాను తగ్గించుకుని ఒక ప్రాణికి ఉపకారం చేస్తాడండి. అందుచేత ఈ కర్మయోగంలో మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానమును తెలుసుకో, జ్ఞానమును తెలుసుకుని తర్వాత కర్మ చేయండి. శుద్ధంగా ఉంటుందండి, పరోపకార బుద్ధి పొంగి పొరలతో ఉంటుందండి అది. కనుక మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన ప్రశ్నను పురస్కరించుకుని, నాయన లోకల్లో 2 మార్గాలు ఉన్నాయి, జ్ఞాన మార్గం కర్మ మార్గం, ఎవరి సంస్కారం ఎవరి యొక్క ప్రవృత్తి ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఆచరించండి, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ బట్ అంటారు, కర్మయోగం మొట్టమొదట ఆచరించకుండా జ్ఞానయోగంలో అనుభవం రావటం కష్టం అనేసాడు. ఇట్స్ ఇంపాసిబుల్. కర్మ అనేది ఎలిమెంటరీ కోర్స్, జ్ఞానం అనేది అండి గ్రాడ్యుయేట్ కోర్స్ అండి, అంటే కాలేజీ కోర్స్ అండి. సరే అయ్యా, మీరు ఎలిమెంటరీ కోర్స్ పాస్ కాకపోతే మీరు కాలేజీకి ఎట్లా వెళ్తారు చెప్పండి. 3 కోర్సులు ఉన్నాయి కదండి, ఎలిమెంటరీ కోర్స్, హై స్కూల్ కోర్స్, కాలేజ్ కోర్స్. కర్మ, భక్తి, జ్ఞానం. జ్ఞానం అనేది కాలేజ్ కోర్స్ అండి, ఫైనల్ కోర్స్. అది దాంట్లో మనం ఆరితేరాలంటే ముందు ఎలిమెంటరీ కోర్సులో కొంచెం అనుభవం పొందాలి కదా చెప్పండి. ఇది లేకుండా అట్లా వెళ్ళగారు. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నహి కార్యం కర్మయోగంలో ప్రవేశం లేకుండా జ్ఞానయోగం కలగటం చాలా కష్టం. చిత్తశుద్ధి కలగాలి కదా ముందు, చిత్తశుద్ధి కలగటానికి పుణ్యకార్యములు ఇవన్నీ చేయాలి కదా చెప్పండి, నిష్కామ కర్యములు చేయాలి కదా. కాబట్టి కర్మయోగంలో కొంత ప్రయత్నం ఉంటే తప్ప ఆ మనస్సు శుద్ధం కాదు, మనస్సు శుద్ధం కాకపోతే ఆత్మజ్ఞానం కలగదు. చూచారు, కనుక ఈ కర్మయోగం చూ నకర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోస్నుతే. చక్కని శ్లోకం ఉంది. నకర్మణామనారంభాన్, కర్మలు చేయకుండా నైష్కర్మ్యం అంటే ఈ జ్ఞాన మార్గం చూడండి, సమాధి స్థితి, తురీయ స్థితి, అది కలగటం కష్టం. ఎందుకంటే హృదయం పాపభూయిష్టంగా ఉంటే మనసు అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఎట్లా తెలుస్తుంది చెప్పండి. కనుక హృదయం నిర్మలంగా ఉండాలంటే పుణ్యము, నిష్కామకర్మ, పుణ్యకర్మ ఇటువంటి అన్ని పరోపకార కర్మ శుద్ధంగా ఉండాలండి. అది లేదే జనులకు లేదు. అంచేత అకస్మాత్తుగా వాడికి మోక్షం కలగాలంటే కలగదండి, ఇంపాసిబుల్. ఎందుకు? మోక్షం అనేది జ్ఞానం ఉంటేనే కలుగుతుందండి. జ్ఞానం ఎట్లా వస్తుందంటే చిత్తశుద్ధి కలిగితేనే జ్ఞానం కలుగుతుంది. చూచారు? కనుకనే శ్రీకృష్ణ పరమాత్మనాయన మీరు భక్తితో ఆరాధిస్తుండండి. చూడండి, రేపు 10వ అధ్యాయం విభూతి యోగంలో జ్ఞానము చేత మోక్షం అనేది ఖాయం. ఎక్కడైనా రాసి పెట్టుకోండి గోడ మీద, జ్ఞానోదేవత కైవల్యం. కైవల్యం అంటే మోక్షం కావాలంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? స్వస్వరూప అనుభవం. అది తన స్వరూపం అండి. వీడు దేహం అని చెప్పి అనుకుంటాం, ఇట్ ఈస్ ఫాల్స్. దేహం కాదండి ఇది. తన యొక్క యథార్థమైన స్వరూపం తెలుసుకుంటేనే వాడికి శాంతి కలుగుతుంది కదండి. ఇప్పుడు రాత్రి నిద్రపోతున్నాడు, ఎన్నో దుఃఖాలు అనుభవిస్తున్నాడు. దుఃఖాలన్నీ పోవటానికి ఉపాయం ఏమిటి చెప్పండి? మేలుకోవటం. ఆ మేలుకోవటం అనేదే జ్ఞానం. ఆ జ్ఞానంతో అన్ని దుఃఖాలు సమసిపోతాయండి. కానీ జ్ఞానం కలగాలంటే చిత్తం మలినంగా ఉంటే కలగదండి. భగవానుడు చెప్తున్నారు 10వ అధ్యాయంలో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అర్జున, ఎవరు ప్రీతిపూర్వకంగా నన్ను గురి చింతన చేస్తున్నారో నేను సంతోషించి దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే, వారికి ఆత్మజ్ఞానం నేను కలుగు చేస్తాను. చూచారు? ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. మనం ఎన్ని ప్రయత్నం చేసినా భగవాను యొక్క గ్రేస్, బ్లెస్సింగ్ లేకపోతే కష్టం అండి. మరి వారి బ్లెస్సింగ్ ఎట్లా వస్తుంది? మనం భక్తిపూర్వకంగా, ప్రీతిపూర్వకంగా ఆరాధిస్తుంటే, మనం చేసేటువంటి కర్మలు పవిత్రంగా ఉంటే భగవాను యొక్క దయ తప్పకుండా కలిగి తీరుతుంది. దానివల్ల ఆత్మజ్ఞానం కలుగుతుందండి, దానివల్ల మోక్షం పొందుతాడు. అర్థమైందండి? కనుక నకర్మణామనారంభ నైష్కర్మ్యం పురుషోశ్నుతి. నైష్కర్మ్యం అంటే మోక్షస్థితి ఈ కర్మలు ఆచరించకుండా మొదట్లో కలగదు. ఎందుకంటే చిత్తశుద్ధి కలగాలి. కనుక పాపం అనేటువంటిది మహాఘోరమైనటువంటిదండి. హృదయంలో పాపం ఉన్నంత వరకు, ద్వేషం ఉన్నంత వరకు, అసూయ ఉన్నంత వరకు, దుష్టగుణాలు ఉన్నంత వరకు ఇంపాసిబుల్. మోక్షం అనేది అసాధ్యం అండి. కనుక ఊరికి కలవరిస్తే కాదండి, నాకు రెనన్సీ, నాకు మోక్షం రియలైజేషన్ కావాలంటే ఎట్లా వస్తుందండి? ఫస్ట్ థింక్ ఓవర్ యువర్ మైండ్. అది ఈ మనస్సు ఏ స్థితిలో ఉందో కొంచెం ఆలోచించండి. తమోగుణమా, రజోగుణమా, సత్వగుణమా? చూడు, మనం పొందవలసింది ఏమిటి? సత్వగుణం కూడా దాటిపోయి విశుద్ధ సత్వం. చూచారు? విశుద్ధ సత్వం అంటే ఏంటంటే గుణాతీతం. ఆ గుణాతీతమైనటువంటి స్థితిలోకి పోవాలంటే మూడు గుణములు దాటాలంటే మొట్టమొదటి సత్వగుణం దగ్గరికి రావాలండి. సత్వగుణం చూచారు? ఏ గుణాలు పోవాలి? తమోగుణం పోవాలి, రజోగుణం పోవాలి. ఇప్పుడు టైం కాదండి, ఎందుకంటే 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో చక్కగా చెప్తామని భగవానుడు ఒక అధ్యాయమే కేటాయించినారు ఈ మూడు గుణాలకి. సార్, చాలామంది యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? తమోగుణం. తమోగుణం అంటే ఏంటండి? బద్ధకం, సోమరితనం, ఎక్కువ భోజనం, ఎక్కువ నిద్ర, ఇదండి తమోగుణ సంబంధంగా. సార్, ఏం ఒక పని చేయడండి, ఊరికే కూర్చుంటాడండి, దానివల్ల మోక్షం ఎట్లా వస్తుందండి ఈ తమోగుణం వల్ల? ఇప్పుడు ఊరికే కూర్చుంటే ఒకటి మాత్రం తప్పకుండా వస్తుందండి, ఏమిటి తెలుసినా? చావు. ఏనాటికైనా చస్తాడు వాడు ఊరికే కూర్చుంటే చాలండి. కానీ మోక్షం రాదండి, మోక్షం ప్రయత్నము యొక్క ఫలితం. కష్టపడి తన యొక్క మనస్సును శుద్ధం చేసుకుని మోక్షం పొందాలే కానీ ఊరికే కూర్చుని తిని తాగి నిద్రపోతుంటే మోక్షం రాదండి అది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఇక్కడ బోధిస్తున్నారు, నాయన కర్మలు ఆచరిస్తూ చిత్తశుద్ధి కలుగు చేసుకుని నిష్కామ భావంతో, కర్తృత్వం లేకుండా దైవార్పణ బుద్ధితో చేయండి. సరే, కర్మలు ఎడితిరిగి చేయాల్సిందే. ఇప్పుడు నడవటం కర్మే కదా. పెద్దలు ఏం చెప్తున్నారు ఆయన? ఎడితిరిగి నడుస్తున్నావు, ప్రదక్షిణం అని ఎందుకు అనుకోకూడదు అన్నాడు. చూడండి, ఒక మహనీయుడు, ఎడితిరిగి నువ్వు నడుస్తున్నావు, నడవక తప్పదు, ప్రదక్షిణ అనుకోరాదా? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, నువ్వు నడక నడక అనుకుంటే ఎట్లా? అది ప్రదక్షిణంగా మార్చుకోవయ్యా అన్నాడు. చూడండి, ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఒక మహనీయుడు, చూడండి, నేను ఏది చేసినా ఓ పరమశివ నీ కైంకర్యం, నేను నడుస్తే నీ ప్రదక్షిణం, నేను నిద్రపోతే అది సమాధి స్థితి, నేను ఏదైనా మాట్లాడితే అది స్తోత్రం. చూడండి, ఇంత చక్కగా చెప్పాడు. ఇంతేనండి, ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి భేదం ఏమిటంటే ఇద్దరూ కర్మలు చేస్తుంటారు. కానీ జ్ఞాని ఏ విధంగా కర్మ చేస్తాడంటే అజ్ఞానులు తెలివి తక్కువగా చేసేటువంటి పని మోస్తరు కాకుండా తరించడానికి వీలుగా భగవంతుని యొక్క అనుగ్రహానికి అనుకూలంగా వారు చక్కగా ప్రయత్నం చేస్తుంటారు. చూడండి, ప్రయత్నం అనేది ఇద్దరికి ఉన్నది. అజ్ఞానం ఒక రకంగా చేస్తుంటాడు, జ్ఞాని ఒక రకంగా చేస్తుంటాడు. చూచారు? స్పీడ్ ఒకటేనండి, కీప్ అప్ ది స్పీడ్ బట్ మేక్ ఎ డైవర్షన్. వాల్మీకి చూడండి, వాల్మీకి యొక్క పూర్వాశ్రమం పేరండి రత్నాకరుడు. రత్నాకరుడు ఊ దారిపోయే వాళ్ళందరినీ దోచుకుంటూ చాలా హీనమైనటువంటి చరిత్ర ఉన్నదండి, మీకు తెలుసు కదా వారి చరిత్ర. వాల్మీకి రత్నాకరుడు సప్తర్షులు వచ్చారండి. సప్తర్షులు వస్తే ఏమయ్యా పాఠం పాపం మూటగట్టుకుంటున్నావు ఏంటని చెప్పి చక్కగా బోధ చెప్పినారు. ఆఖరికి వీరు తరించడానికి ఉపాయం అడిగినారు. రామ అనేది తల్లకిందులు చేసి ఉపదేశం చేశారు. మర జపం చేయవయ్యా అన్నాడు. ఎంత పట్టుదల ఉన్నదంటే వాల్మీకి ఆ మర అనేటువంటిదండి. భోజనం లేదు ఏమి లేదండి, అట్లా కూర్చుని ఓ ఎంత కాలమో జపం చేసేసాడు. రామ అక్కడ రామ అయిపోయిందండి. చూడండి మరామ రామ రామ రామ అయిపోయింది. ఆ పవిత్రమైన తారకం యొక్క జపం చేసా పాపం అంతా భస్మం అయిపోయిందండి. చూచారు ఆ జ్ఞానం అనేది చక్కగా అంకురించిందండి. ఆఖరికి ఆది కవీశ్వరుడుగా రామాయణం రాసినటువంటి మహాకవిగా పేరు పొందినాడండి. చూచారు ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఎవరిని కూడా మీరు తక్కువ అని చెప్పి చెప్పకూడదని భగవద్గీత యొక్క ఆదేశం అండి. భగవద్గీత ఎవడు ఎంత పాపం చేసినప్పటికీ వాడిని దూషించబాకండి, ఏదో పొరపాటు తెలివి తక్కువ చేత చేసినాడు అది. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ. సూపర్లేటివ్ డిగ్రీ వాడారండి కృష్ణ పరమాత్మ. రేపు 4వ అధ్యాయం. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఓ అర్జున మహాపాప సముద్రం సంపాదించిన జ్ఞానం అనే నావ తెచ్చుకోవయ్యా, అవలీలగా ఈ పాప సముద్రం దాటివేయుచున్నా. చూడండి ఎంత ధైర్యం చెప్పిన, పాపం చెయ్యమని కాదు, ఏదైనా పొరపాటు గ్రహపాటున పాపం చేసినా ఇక అధైర్యపడవద్దు, ఇక మీదట ఆ పాపం కడిగి వేసుకుని పుణ్యంలో అడుగు పెట్టు. చూచారు జ్ఞానంలో అడుగు పెట్టండి. అదండి మహనీయులు ఏం చెప్పినారు, హేట్ సిన్ బట్ నాట్ ది సిన్నర్. అది ఇదండి మన యొక్క సిద్ధాంతం. అది హేట్ సిన్, పాపాన్ని దూషించండి, పాపాత్ముని దూషించవద్దు. ఎందుకంటే ఈనాడు పాపాత్ముడు పెద్దల యొక్క సాంగత్యం చేత పుణ్యాత్ముడుగా మారగలడు. చూచారు మనకి రత్నాకరుడే దృష్టాంతం అండిది. ఎంతమంది ఉండండి చైరాని పనులను చేసి మహాత్ముల యొక్క సాంగత్యం చేత మారిపోయిన మహనీయులు ఎంతమందో ఉన్నారండి. చూచారు కనుక శ్రీకృష్ణ పరమాత్మ అండి అక్కడక్కడ చెప్తుంటారు. రేపు 9వ అధ్యాయం చూడండి. అపిచే సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ. సుదురాచారం మహాపాప దురాచారం కలిగినా కూడా వారు కనుక మంచి మార్గంలోకి వస్తే వారి పేరు సాధు. కనుక ఎవరిని కూడా మనం కించిత్ చేయకూడదండి. స్వామి వివేకానంద ఎంత గంభీరంగా చెప్పారు చూడండి. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అర్జున మహాపాప సముద్రం సంపాదించిన జ్ఞానం అనే నావ తెచ్చుకోవయ్యా, అవలీలగా ఈ పాప సముద్రం దాటివేయుచున్నా. చూడండి ఎంత ధైర్యం చెప్పిన, పాపం చెయ్యమని కాదు, ఏదైనా పొరపాటు గ్రహపాటును పాపం చేసినా ఇక అధైర్యపడవద్దు, ఇక మీదట ఆ పాపం కడిగి వేసుకుని పుణ్యంలో అడుగు పెట్టు. చూచారు జ్ఞానంలో అడుగు పెట్టండి. అదండి మహనీయులు ఏం చెప్పినారు, హేట్ సిన్ బట్ నాట్ ది సిన్నర్. అది ఇదండి మన యొక్క సిద్ధాంతం. అది హేట్ సిన్, పాపాన్ని దూషించండి, పాపాత్ముని దూషించవద్దు. ఎందుకంటే ఈనాడు పాపాత్ముడు పెద్దల యొక్క సాంగత్యం చేత పుణ్యాత్ముడుగా మారగలడు. చూచారు మనకి రత్నాకరుడే దృష్టాంతం అండిది. ఎంతమంది ఉండండి చైరాని పనులను చేసి మహాత్ముని యొక్క సాంగత్యం చేత మారిపోయిన మహనీయులు ఎంతమందో ఉన్నారండి. చూచారు కనుక శ్రీకృష్ణ పరమాత్మ అండి అక్కడక్కడ చెప్తుంటారు. రేపు 9వ అధ్యాయం చూడండి. అపిచే సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ. సుదురాచారం మహాపాప దురాచారం కలిగినా కూడా వారు కనుక మంచి మార్గంలోకి వస్తే వారి పేరు సాధు. కనుక ఎవరిని కూడా మనం కించిత్ చేయకూడదండి. స్వామి వివేకానంద ఎంత గమ్యతున్నారు, నాయన పుణ్యం కనుక తెచ్చుకుంటే పాపం దగ్ధమైపోతుందని స్పష్టంగా చెప్పేశారండి. సరే పాపం చేయమని కాదు, ఇదివరకు చేసినటువంటి పాపం దాని గురించి ఊరికి ఏడుస్తుంటే లాభం లేదండి. బ్రింగ్ యువర్ పుణ్యం పాజిటివ్, ఆ పాజిటివ్ పుణ్యం కనుక తెచ్చుకుంటే నెగిటివ్ పాపం ఎగిరి అవతల పోతుంది దానికి ప్రమాణం. 7వ అధ్యాయం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢౌరత. ఎంత అద్భుతమైన, కనుక ఇంకా పాపులు చింత పడవలసిన పని లేదు, ఏదో పొరపాటు గ్రహపాటు జరిగిపోయింది, ఇక మీదట పాపం చేయకుండా ఉన్నటువంటి పాపాన్ని గురించి ఏడవకుండా దాన్ని కడిగేయటానికి ప్రయత్నం చేయాలి. పాపం దేనివల్ల కడవబడుతుంది, పుణ్యం చేత నిష్కామకర్మ చేత అదంతా దగ్ధమైపోతుందని తొలగిపోతుంది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నాయన పుణ్యాన్ని అధికం చేసుకోండి. ఏషాం త్వంతగతం పాపం, చూడండి అంతగతం పాపం పుణ్యకర్మణం, పుణ్యకార్యములు చేత పాపం ఎవరికి తొలగిపోయిందో. చూచారు తరగి పోతుందండి, తప్పకుండా పోతుంది, ఊరికే ఏడవలసినటువంటి పని లేదండి అది. కనుకనే మహాత్ముల యొక్క చరిత్ర చూడండి, ఒక్కొక్కసారి పొరపాటు జరగవచ్చు, కానీ వారేమి చింతపడరండి. ఫైట్ ఫర్ ది బెస్ట్, ఫేస్ ది వర్స్ట్, ఇదండి వారి యొక్క సిద్ధాంతం, పెద్దల యొక్క సిద్ధాంతం. అయినా మంచి కోసం పోట్లాడండి, దారిలో ఏదైనా బాధలు వస్తే దాన్ని అధిగమించండి, సర్మౌంట్ డిఫికల్టీస్. డిఫికల్టీస్ వచ్చినాయని ఎవరు ఈ మూలగవలసిన పని లేదండి అది. ఫైట్ ఫర్ ది బెస్ట్, ఫేస్ ది వర్స్ట్. ఏది వచ్చినా అవాంతరం అండి, కేర్ చేయకూడదు. మనం పోయేది గమ్యస్థానం చాలా అద్భుతమైంది, మోక్షం, దైవ సాక్షాత్కారం. దానికి కొరకు పోతున్నాం, దారిలో వచ్చే చిన్న చిన్న అవాంతరములు మనం లెక్క చేయకూడదండి అది. సరే, కొందరండి ఏమో పొగడతారు, ఎవరు మీరు గొప్పవారని, కొందరు తిడతారు. ఇవన్నీ లెక్క పెట్టి లక్ష్య పెట్టుకుంటే ఎట్లా చెప్పండి? ఈ జ్ఞానైనటువంటి వాడు కేర్ చేయడండి వీళ్ళందరినీ కూడా. హేట్ దెన్ నో మోర్, ఫ్యూ ఓన్లీ నో ది ట్రూత్, ది రెస్ట్ విల్ హేట్ అండ్ లాఫ్ ఎట్ ది బట్ పే నో హీడ్. చూడండి వివేకానంద్, సత్యం తెలిసిన వారు కొద్ది మందే, ఫ్యూ ఓన్లీ నో ది ట్రూత్, ది రెస్ట్ విల్ హేట్ అండ్ లాఫ్ ఎట్ ది బట్ పే నో హీడ్. గోదావ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ హెల్ప్ దెమ్ అవుట్ ఆఫ్ మాయాస్ వీల్. కొందరే సత్యమిరుంగుచుందురులను కాని తక్కిన వారలు ఘనుడ నిన్ను చేరి నవ్విన లక్ష్యం బొసేయబోకు, మిత్రుడా ఎల్ల కడలకు పోయిపోయి మోదమునకై వెదకక ఖేదమునకు భయపడకయుండి రెంటిని వదలచనచు మాయ తెరదీసి జనుల తమమ్ము బాపి ఎతిపాడు ముకంఠము ఎత్తిపాడు యతివరాధీర ఓం తత్సదనుచుబాడు. సాంగ్ ఆఫ్ ది సన్యాసన్, 13 పద్యాలు రాసినారండి వివేకానంద, ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటాయి. దాని పేరు యతి గీతం, ది సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్. వారు ఇదే చెప్పినారండి, నాయన కేర్ చేయబాకండి, ఏదో రకరకాలుగా అంటుంటారు, ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటే ఎట్లా? ముందుకు పోతుండాలండి, సాగిపోతుండాలి. మన గమ్యస్థానం చాలా గంభీరమైందండి. ఏమండి ఈ దారిలో వచ్చిన అవాంతరములన్నీ కేర్ చేయకూడదండి. కనుకనే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని బోధిస్తూ, అర్జునే జ్ఞానము కర్మ రెండు మార్గాలు, ఎవరి యొక్క ప్రవృత్తి ఎట్లా ఉంటుందో దాన్ని అనుసరించండి, కానీ ఈ కర్మ మార్గం ఆచరించకుండా జ్ణానం కలగటం కష్టం. నకర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోశ్నుతే నచ సన్యసనా దేవా సిద్ధిం సమధిగచ్చతి. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు అన్నారు. నహి కశ్చి క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హ్యవశకర్మ సర్వ ప్రకృతి జైర్గుణయే. కానీ కొందరు ఏం చేస్తారో చూడండి, రెండు రకాలు చెప్పుకొచ్చారు. కొందరు తాత్కాలికమైనటువంటి ఆవేశాలు, తాత్కాలికమైనటువంటి వైరాగ్యాలు కలిగి ఇళ్లలో నుంచి వెళ్ళిపోతారటండి. కొందరు వెళ్ళిపోయి ఏకాంతంలో కూర్చుని ఏమో పెద్ద వైరాగ్యం కలిగినట్టు నటిస్తారండి. దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఖండిస్తున్నారండి. సార్ ఇప్పుడు జరగటం లేదండి, అక్కడక్కడ ఇళ్లలో ఏదో పోట్లాడుకునో లేకపోతే ఏదో కలహాలు పెట్టుకునో వదిలిపోతారండి, పోయి ఎక్కడికో పోతారు. పాపం ఇంట్లో వాళ్ళంతా బాధపడుతుంటారు. ఆయన అక్కడ చేసింది ఏమిటి? ఏం లేదండి, మోక్షం కలగనే కలగదండి. అక్కడ ఏకాంతంలోకి వెళ్తే మనస్సు ఎట్లా ఉంటే ఎక్కడ ఉంటుందండి? శరీరం ఆశ్రమంలోనో మఠంలోనో ఎక్కడో ఉండొచ్చు కాక మనస్సు. అదే శ్రీకృష్ణ పరమాత్మ నిలదీసి అడుగుతున్నారండి. కర్మేంద్రియాణి సంయమ్య, కర్మేంద్రియములు అంటే ఏంటి చెప్పండి? చేతులు కాళ్ళు ఇవన్నీ కర్మేంద్రియాలు. అది సంయమ్య, ఒక చోట కూర్చుని కొండ గుహలోనో లేకపోతే ఆశ్రమంలోనో ఈ కాళ్ళు చేతులు దిగబెట్టుకుని ఇట్లా కూర్చున్నాడు. బట్ వాట్ అబౌట్ ది మైండ్, మనస్సు ఎట్లా ఉంటుందని అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సముచ్యతే. దొంగ నాటకం, అక్కడ కూర్చుని ఏకాంతంలో కాళ్ళు బిగబెట్టుకుని చేతులు బిగబెట్టుకుని కొండ గుహలో కూర్చుని నా ఇంట్లో వాళ్ళంతా ఏం చేస్తుంటారు, ఇదే గొడవ అండి. అక్కడ ఏ జాడీలో ఏ పచ్చడి ఉంది అది కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు వాడు. ఇంతేనండి వాడు, వాడికి మనస్సు ఎక్కడ ఉంటుంది? ఇంటి మీదే ఏడుస్తూ ఉంటుందండి. దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా కనిపెట్టారో కానీ విమర్శ చేసి ఖండిచేస్తున్నారండి. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సముచ్యతే. అట్లా చేయబాకండి. మరి ఏం చేయాలి? యస్వింద్రియాణి మనసా నియమ్య, ఇంటి దగ్గర ఉండి మీ ఇంద్రియములు మన్ని మనస్సు నిగ్రహించుకోండి. ఇంటి దగ్గర ఊరికి పరిగెత్తపాకండి, ఎక్కడో ఇక్కడికి అక్కడికి. ఏం అక్కడ వెళ్ళి చేసేది ఏమిటి చెప్పండి? ఇంకా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఆశ్రమాలకు వెళ్ళాలంటే అప్పుడప్పుడు వెళ్ళి ఒక వారం రోజులు ఆశ్రమాల్లో ఉండి అక్కడ ఉన్న డిసిప్లిన్, అక్కడ ఉన్న క్రమశిక్షణ బాగా అభ్యసించి తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి దాన్ని అమల్లో పెట్టండి. సరే, ఇది చాలా మంచిదండి. అంతేగాని అన్ని తెగదెంపులు తెచ్చుకుని అక్కడికి వెళ్తే ప్రారంభ స్థితిలోనండి అసాధ్యం అండి, మనస్సు నిలవదండి. అదే చెప్తున్నారు శ్రీకృష్ణ పరం. ఫస్ట్ ప్యూరిఫై యువర్ హార్ట్ అట్ హోమ్, అది ఇంటి దగ్గరే చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆశ్రమంలో చేసే సిద్ధాంతాలు నియమాలు మీరు ఇక్కడ ఆచరణలో పెట్టుకోండి. డిసిప్లిన్ చూచారు. ఇప్పుడు ఆశ్రమాల్లోనండి 4:30 గంట కొడతారండి. మీరు ఎప్పుడైనా రండి ఆశ్రమాలకి చూడండి. 4:30 ఫస్ట్ బెల్, అందరూ నిద్ర లేస్తారండి. 5:30 సెకండ్ బెల్, అందరూ ఒక సామూహికంగా సమావి గీతాపారాయణ, భగవద్ధ్యానం, నామ సంకీర్తన ఇవన్నీ చేస్తుంటారు చూచారు. ఈ నియమాలు ఇంటి దగ్గర ఎందుకు పెట్టుకోకూడదు చెప్పండి. ఇప్పుడు 4:30 వాళ్ళు లేస్తే వీళ్ళు 4:30 ఎందుకు లేవకూడదు చెప్పండి. కొందరు లేవాలని ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళకి మెలకు రావటం లేదండి. అప్పుడు ఏం చేయాలో తెలుసండి, ఒక అలారం గడియారం ఏదన్నా పెట్టుకుని తొందరగా నిద్ర లేవటం నేర్చుకోవాలండి సార్. లేక ఇంకో చిన్న సలహా చెప్తాను, పొద్దున్నే లేవాలంటే బ్రహ్మముహూర్తం, ఉషకాలం, చాలా అద్భుతమైన అట్మాస్ఫియర్ అండి. ఎప్పుడు ఉషకాలం బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైం చాలామంది నిద్రలోనే గడిపేస్తున్నారు, అది మంచిది కాదండి. అది ఆ టైంలోనండి అనేక మంది మహర్షులు, యోగి పొంగవులు, ధ్యాన నిమగ్గులై ఉంటారు. ది హోల్ అట్మాస్ఫియర్ విల్ బి ఫిల్డ్ బై స్పిరిచువాలిటీ, డివైన్ అట్మాస్ఫియర్. మనం కూడా నిద్ర లేచి కొద్దిసేపు కనుక ధ్యానం చేస్తే వీ కెన్ రిసీవ్ ది స్పిరిచువల్ కరెంట్. చూసారు, బ్రహ్మాండమంతా ఒక ఆధ్యాత్మిక తరంగం వ్యాపిస్తున్నది, అది మనం గ్రహించడానికి అవకాశం. కనుకనే బ్రహ్మ ముహూర్తం అని దానికి పేరు పెట్టారు. ఆ టైం అంతా నిద్రలోనండి తమస్సులో గడిపేస్తున్నారు చాలామంది. ఒక ఊళ్ళోనండి 2 సోమరులు ఉన్నారండి, పరమ సోమరులు. ఒకడు 8 నిద్ర లేస్తే ఇంకోటి 9:30 లేస్తాడండి వాడు పొద్దున. ఇద్దరు స్నేహితులు అండి, బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ అని ఇంగ్లీష్లో చెప్తారు చూడండి. ఆ 2 సోమరులు స్నేహితులు అండి. ఒక సోమరికి ఊరు ప్రయాణం వచ్చిందండి, రేపు పొద్దున్నే 5:00 రైలు బయలుదేరుతుందండి. వీడెక్కడ నిద్ర లేస్తాడండి, 8 లేచేవాడు పొద్దున్నే 5:00, 4:00 నిద్ర లేవాలి. అందువల్ల వాడు ఏం చేస్తాడంటే తన స్నేహితుడి దగ్గరికి పోయినాడు, వీడి మించిన సోమరండి వాడు. నాయన మై డియర్ ఫ్రెండ్, రేపు పొద్దున 5:00 రైలుకి వెళ్ళాలి, 4:00 వచ్చి కొంచెం లేపుతావా అన్నాడు. తప్పకుండా లేపుతాను, 3:30 వచ్చి జ్ఞాపకం చేయబోయ అన్నాడండి వాడు. పరమ సోమరి. ఈ విధంగా ఉషకాలం అంతా నాశనం చేసేటువంటి రకాలు చాలామంది ఉన్నారండి. అట్లా కాదండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్రీకృష్ణ పరమాత్మ త్వరపడి మీరు ఎక్కడికి వెళ్ళబాకండి. ఎస్త్వింద్రియాని మనసా నియమ్య, ఇంటి దగ్గరే కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఆరభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగమసక్త సవిశిష్యతే. మనస్సుని జ్ఞానేంద్రియములను కొంచెం జాగ్రత్తగా నిగ్రహించాలి. కర్మేంద్రియాలు నిగ్రహించడం పెద్ద కష్టం కాదు. కర్మేంద్రియం అంటే చేతులు కాళ్ళు, ఎవడైనా బిగబెట్టుకుని కూర్చోవచ్చండి, అది పెద్ద గొప్ప కాదు. మనస్సులో ఉండే మాలిన్యం పోవాలంటే ఇట్ టేక్స్ టైం. అది ఏకాంతంలో మా ఆశ్రమాల్లో అప్పుడప్పుడు మనం వెళ్ళి ఆ డిసిప్లిన్ క్రమశిక్షణ నేర్చుకుని అది ఇంటి దగ్గర ఆచరణలో పెట్టడం చాలా మంచిదండి. అది ఒక ఒక ఊళ్ళో ఒక చోట జరిగిన విషయం వినండి. ఒక ఆయన అండి ఇంట్లో పోట్లాడాడండి, పోట్లాడి ఆశ్రమానికి పరిగెత్తికెళ్ళాడు. పరిగెత్తికి వెళ్తే ఎట్లా వెళ్ళాడు తెలుసు అండి, గృహస్థాశ్రమంలో ఉన్నవాడండి ఒక ఆయన. పరిగెత్తిన గురువు గారికి 12:00 దండం పెట్టాడండి. అక్కడ ఆశ్రమంలో గురువు గారు ఒళ్ళంతా చెమట కారుతున్నది, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమయ్యా ఏమిటి కథ అన్నాడు. ఏమి లేదండి, మిమ్మల్ని ఒక కోరిక, ఒక ప్రార్థన చేయాలని వచ్చినాను. ఏమిటి అన్నాడు. సన్యాసం ఇప్పించండి అన్నాడు. సన్యాసం ఏమయ్యా అంత తేరగా ఉందా సన్యాసం అంటే, అసలు ఎవరు నీవు, ఎందుకు వచ్చినావు, సన్యాస సంకల్పం నీకు ఎందుకు కలిగింది చెప్పవయ్యా అన్నాడు. స్వామి క్షమించండి, అవన్నీ ఆ గొడవలన్నీ మీకెందుకు అడిగాను, ఇవ్వండి అన్నాడు. అట్లా ఇవ్వరయ్యా, సన్యాసం అనేది అట్లా ఊరికే ఇవ్వరు, విషయం ఏమిటో చెప్పు, నీకెందుకు ఈ మార్పు కలిగింది మనసులో. అప్పుడు చెప్పాడండి, ఇంటో మా కుటుంబం వాళ్ళతో పేచీలు వచ్చింది, కలహాలు వచ్చినాయి, నాకు మనసు విరక్తి పుట్టిపోయి ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను, సన్యాసం ఇప్పించండి అన్నాడు. అయితే నేను సన్యాసం ఇస్తాననుకో, మళ్ళా నువ్వు ఇంటి మొహం పెట్టవా అన్నాడు. అప్పుడండి గయోపాఖ్యానుడు పద్యం చెప్తాడండి, జలనిధులింకుగాక కులశైలములేడును గ్రుంకుగాక ఇంటి గడప తొక్కనే తొక్కను అన్నాడండి. ఎంత ఆశ్చర్యపడ్డాడు, ఓహో ఎంత వైరాగ్యం, ఎంత వైరాగ్యం, మళ్ళీ ఇంటికి వెళ్ళట వీడని. అయినా ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతాం, ఏమయ్యా నేను నీకు సన్యాసం ఇస్తాననుకో, మీ ఇంటి వాళ్ళు నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి తెలుసుకుని ఇక్కడికి పరిగెత్తుకు వస్తారనుకో, మిమ్మల్ని ప్రార్థన చేస్తారనుకోండి, ఏదో పొరపాటు జరిగింది రాండి ఇంటికి అని చెప్పి మిమ్మల్ని అడుగుతారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అని అడిగాడు. అప్పటి సంగతి ఆలోచించుకోవచ్చు లేండి అన్న. ఏమైనా ఉందే చెప్పండి దీంట్లో వైరాగ్యం. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ దీన్నే ఖండిస్తున్నారండి. ఎస్త్వింద్రియాణి మనసా నియమ్య, ఇంటి దగ్గరే ఉండి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఆశ్రమాల్లో ఏ సిద్ధాంతాలు అమలుపరుస్తున్నారో దాన్ని ఇక్కడ కూడా అమలుపరచండి. ఇక్కడ ధ్యానం చేయండి, ఇక్కడ గీతాపారాయణ చేయండి, ఇక్కడ ఉషక్కాలంలో నిద్ర లేవండి, ఇక్కడ భేదవారికి ఏదైనా సహాయం చేయండి. ఏమండి ఎందుకు చేయకూడదు? ఆ టైం వచ్చినప్పుడు మనం చెప్పకుండానే ఆ వైరాగ్యం కలుగుతుందండి సారా. ఆ టైం వరకు వేచి ఉండాలి చూసారా. యస్వింద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జునే కర్మేంద్రియై కర్మయోగమసక్తస్సి సవిశిష్యతే. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు కృష్ణమ్మ నాయన, కర్మలు వదలబాకండి. నియతం కురు కర్మత్వం. ఈ శాస్త్రములు పెద్దలు ఏది నిర్దేశించినారో ఆ శుభ కర్మలు చెయ్యండి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహి అకర్మణ. అకర్మణ కర్మ చేయకుండా ఊరికే ఉన్నదానికంటే కర్మ చేయటం మేలు. చూసారు ఊరికే ఉంటే ఏమవుతుందో తెలుసండి, తమోగుణం. ఆ తమోగుణం వల్ల ఏమీ ఉపయోగం లేదండి అది. ఇంకా రజోగుణం గలవాడు ఏదో కోపతాపాలు కలిగిన అవతల వాడు ఏదైనా చివాట్లో పెడితే మళ్ళీ దారికి వస్తాడండి. తమోగుణం వాడు మరీ హోప్లెస్ అండి. ఇది గోడ. ఇప్పుడు చూడండి గోడ ఎట్లా ఉంది చెప్పండి, గోడకి ఏమైనా పుణ్యమా గోడకి పాపమా? ఆ విధంగా ఉంటాడండి తమోగుణం గలవాడు. ఎందుకు మనకి వాడి జీవితం అంతా వ్యర్థమైపోతుందండి. ఈ రజోగుణం గలవాడు ఏదో ఇతరుల యొక్క మందలింపు వల్ల వాడు మంచి దారికి రావచ్చును. అది కూడా భంగమేనండి. రజోగుణం తమోగుణం ఈ రెండు మహా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అండి. హృదయాన్ని బాగా పరిశోధించాలి. సత్వగుణం వచ్చిందా లేదా? ఏమిటి సత్వగుణం చెప్పండి? దయ, ప్రేమ, కరుణ, పరోపకారం, అహింస, వైరాగ్యము, భక్తి, ఆత్మవిచారణ, ఇదంతా సత్వగుణం అని చెప్పి ఈ సత్వగుణం కనుక వస్తే హృదయం ఎంతో నిర్మలంగా ఉండి ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందంటే చెప్పడానికి లేదండి. జ్ఞానం కలగటానికి సత్వగుణం అనేది చాలా సహాయపడుతుందండి. అది హృదయం అద్దం మోస్తరు గనక నిర్మలంగా ఉంటే ముఖం అనేది ఎంత స్వచ్ఛంగా కనిపిస్తుందో అదేవిధంగా ఆ హృదయంలో ఈ పాపభూయిష్టమైనటువంటి సంకల్పములు వృత్తులు గనక ఎగిరిపోతే హృదయంలో ఆటోమేటిక్గా వారి సాక్షాత్కారం కలిగిపోతుందండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. నాయన జ్ఞానం అనేది మొట్టమొదట్లో అందరికీ వంట పట్టదు. ముందు చిత్తమును శుద్ధం చేసుకోండి, ఒక ఉపకార భావన కలిగి చేసుకోండి, ఏదో విధమైనటువంటి సేవ. ఈ సేవ వల్ల నిష్కామ కర్మ వల్ల ఏమవుతుందంటే చిత్తశుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్. అది ఇంగ్లీష్లో ఒక చక్కని వాక్యం, ది మోర్ ది సర్వీస్ ది మోర్ ది ప్యూరిఫికేషన్. చక్కని వాక్యం, ది మోర్ ది సర్వీస్ ది మోర్ ది ప్యూరిఫికేషన్, ది మోర్ ది ప్యూరిఫికేషన్ ది మోర్ ది ఎక్స్పాన్షన్, ది మోర్ ది ఎక్స్పాన్షన్ ది మోర్ ది ఇల్యూమినేషన్, ది మోర్ ది ఇల్యూమినేషన్ ది నియరర్ ఈజ్ ది సాల్వేషన్. ఎంత చక్కగా చెప్పారు. ఎంతంత వరకు మన హృదయం పవిత్రమైపోతుందో అంతంత మోక్షానికి దగ్గర పడుతుంటాం మనం. ఆ హృదయ శుద్ధి కనుక లేకపోతే పాపం కనుక ఘనీభవించుంటే ఈ కెనాట్ రియలైజ్ ఇన్ దిస్ బర్త్, ఇంపాసిబుల్. చూడు ఎవరు కూడా మోక్షం పొందలేరండి. కనుక ఈ పాపం అనేది ఘోరమైనటువంటి విషయం, దాన్ని తొలగించటం ఎంత శీఘ్రంగా ఉంటే అంత మంచిదండది. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగమును చక్కగా ప్రోత్సహించిన ఆయన, ఎగ్జామిన్ యువర్ హార్ట్, అది మీ హృదయాన్ని, మీ ఏదైనా కనుక దుష్ట సంకల్పములు ఏదైనా కనుక ఉంటే వెంటనే దాన్ని పారద్రోలండి, దుర్బుద్ధి కనుక ఉంటే దాన్ని వెంటనే పారద్రోలండి. అట్లా అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి పాడు సంకల్పాలు, పాడు వృత్తులు, దురభ్యాసములు ఉంటాయండి జనుల్లో, దాన్ని ప్రయత్నపూర్వకంగా పోగొట్టాలి. అట్లా పోగొట్టకపోతే ఏమో తెలుసండి, ఆ జ్ఞానం అనేది కలగనే కలగదు. జ్ఞానం కలగకపోతే వాడికి శాంతి మోక్షం అనేది సిద్ధించదండి. ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అనేక జన్మల నుంచి పేరుకుపోయినటువంటి కొన్ని దుర్గుణాలు ఉంటాయండి, దీని పేరే వాసన అంటారు. వాసన తెలుగులో వాసన కాదండి, తెలుగులో వాసన అంటే స్మెల్, దుర్వాసన సద్వాసన అంటారు చూడండి, మంచి వాసన అది కాదు. సంస్కృతంలో వాసన అంటే టెండెన్సీ, సంస్కారం. చూడు అనేక జన్మల్లో చేసినటువంటి పాడలవాట్లు అండి, దీని పేరు దుర్వాసన. ఈ వాసనలు ఎప్పుడు హృదయంలో ఉంటాయో ఇట్స్ ఇంపాసిబుల్. ఇక మానవుడికి జ్ఞానం కలగనే కలగదు, కలిగినా నిలవదండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ మన వేదశాస్త్రములన్నీ వాసనాక్షయం, తత్వజ్ఞానం, వాసనాక్షయం, మనోనాశం, మూడండి. ఏ శాస్త్రమైన మీరు చదవండి, ఈ మూడు సాధనలు తప్ప ఇంకోటి లేదండి. మళ్ళీ చెప్తున్నాను, తత్వజ్ఞానం, వాసనాక్షయం, మనోనాశక్తి, ఈ మూడిట్లోనండి తత్వజ్ఞానం చాలా ముఖ్యం. దాని ద్వారా వాసనలు పోగొట్టుకోవాలి. వాసనలు పోగొట్టుకుంటే మనస్సు ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుందండి సార్. మనస్సు అనే దానికి అసలు రూపం లేదండి. అనేకమైనటువంటి సంకల్పములు, వృత్తులు ఇవన్నీ చేరితే మనస్సు అయింది. మన వేదముల్లో శాస్త్రముల్లో మనస్సును డిఫైన్ చేస్తున్నారు, వినండి. వాట్ ఈజ్ మైండ్? కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీహి ధీహి ఏతత్ సర్వం మన ఏవ అన్నాడు. ఇవన్నీ చేరితే మనస్సు అవుతుంది. ఇవి ఒక్కొక్కటి తీసివేస్తే ఇంకా మనస్సు ఎక్కడ నామరూపాలే ఉండవండి. ఇప్పుడు చూడండి, 10 కట్టెలు, 10 కట్టెలు నిప్పు రగిలించే అగ్నిహోత్రం వెలుగుతున్నది, దాన్ని చల్లార్పాలంటే ఒక్కొక్క కట్టె తీసేయండి చాలు, ఇంకా వేరే ప్రయత్నం, ఒక్కొక్కటి తీసే ఆరిపోతుందండి. అదేవిధంగా మనస్సు రహితం కావాలంటే మనోనాశం, అమనస్కం, ఈ సంకల్పములు, వృత్తులు ఒక్కొక్కటి తీసివేస్తే చాలండి. కానీ ఒక రాగాన పోతాయండి, అనేక జన్మార్జితమైనటువంటి పాడభ్యాసములకు దొరలవాట్లు కొన్ని ఉంటాయండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను. పూర్వం ఒక మహారాజు ఉన్నాడు, వారి పేరు మీకు అందరికీ తెలుసు, భోజరాజు. భోజరాజు వారిలో ఉన్న స్పెషాలిటీ, ప్రత్యేకత ఏమిటో తెలుసండి, లక్ష్మీ సరస్వతి కంబైన్ అయినారండి వారిలో. ఇటు కావలసినంత సంపద డబ్బు ఉన్నది, ఇటు కవిత్వం, సంస్కృతం అనర్గళంగా మాట్లాడగలడు. ఎవరు? భోజరాజు. తన ఆస్థానంలో కాళిదాసు ఇంకా అష్టదిగ్గజాలు వీళ్ళందరినీ పండితులను పెట్టి పోషిస్తున్నాడండి. ఎవరు? భోజరాజు. ఇన్ని చేస్తున్నా వారి క్యారెక్టర్లో ఒక చిన్న లోపం ఉందండి. అన్ని సద్గుణాలు ఉన్నాయి, ఒక్క దుర్గుణం ఉందండి. ఏమిటి తెలుసండి? జోదం. జోదం ఆడతాడండి. ఎవరు? భోజరాజు. దగ్గర ఉన్న కాళిదాసు గారు ఇదంతా చూచి, అయ్యో మా యజమాని గారికి అన్నీ బాగానే ఉన్నాయి, ఈ జూదం ఒకటి వచ్చి నాశనం చేసింది. బంగారం అనేది చాలా విలువ కలిగింది, కానీ దానికి స్మెల్, సువాసన లేదు. బంగారకే కనుక సువాసన ఉంటే ఇంకా ఎంత వాల్యూ ఉంటుంది దానికి. మా రాజుగారికి ఈ దుర్గుణం పోతే ఇంకా ఎంత అభివృద్ధి కలుగుతుందని కాళిదాసు ఒకనాడు దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీకు అనేక సుగుణాలు ఉన్నాయి, ఈ పాడు జూదం ఎందుకండి? ఆనాడు ధర్మరాజు గారు జూదం ఆడే కదా ఇంత అంత అన్ని బాధలు పొందారు, ఎందుకు దీంట్లో ఏలు పెట్టారు? ఇదొక్కటి తొలగించనంటే ఎట్లా పోతుందండి? జన్మాంతర వాసన, అనేక జన్మల నుంచి కూడగట్టుకున్న వాసన కదా, ఇది ఒక రాగాన పోవటం లేదండి. కాళిదాసు గారు ఎన్ని చెప్పినా మారలేదండి. ఆయన మామూలుగా 3 గంటలకి రథం మీదకి జూదశాలకి పోతాడండి. ఎవరు? భోజరాజు. కాళిదాసు చెప్పి చెప్పి విసుగు పుట్టి ఆఖరికి ఏం చేశాడో తెలుసండి, ఈయన గారిని ఎట్టగిన మార్చి తీరాలని ఒకనాడు ఒక ఉపాయం పన్నాడు. ఎవరు? కాళిదాసు. వేషం మార్చాడండి, సన్యాసి వేషం వేశాడండి. ఎవరు? కాళిదాసు. కాషాయ వస్త్రాలు ఇవన్నీ ధరించి ఈ దారిలో జూదపశాలకి మోతుంటాడు. ఎప్పుడు? ఎవరు? భోజరాజు. దారిలో ఒక మాంసపు అంగడి ఉందండి, మాంసపు అంగడి. అక్కడ మాంసం కొంటున్నట్టు నటించాడండి. ఎవరు? కాళిదాసు. సరిగా 3 గంటలకి రథం మీద పోతున్నాడు భోజరాజు. ఈ దృశ్యం చూచాడండి. అయ్యోయ్యో, నా దేశంలో ఒక సన్యాసి మాంసం కొంటున్నాడా? ఇబ్బే, ఇది చెడ్డ ఆదర్శం అని ఈయన గారిని మందలిస్తే మంచిదని చెప్పి రథం ఆపించాడండి. ఎవరు? భోజరాజు. దిగాడు రథం నుంచి. ఆ సాధువు గారు మాంసం కొంటు, ఎవరు సాధువు? కాళిదాసేనండి, వేషం వేసుకున్నాడు అక్కడ నటిస్తున్నాడు. కాళిదాసు కొంటుంటే భోజరాజు గారు అక్కడికి వచ్చి, ఇద్దరికి సంస్కృతం వచ్చండి, ఇటు భోజరాజుకి సంస్కృతం వస్తూ కాళిదాసుకి వచ్చు. అప్పుడు భోజరాజు సంస్కృతంలో అడుగుతున్నాడు, భిక్షో మాంస నిషేవణం కిముచితం? ఓ సాధువు గారు, మాంసం కొంట నీకు న్యాయమేనా అని అడిగాడు. భిక్షో మాంస నిషేవణం కిముచితం? ఈయన సమాధానం చెప్తున్నాడు మళ్ళీ సంస్కృతంలోనే, కింతేన మద్యం వినా. ఏమండి, మాంసం ఎందుకు కొంటున్నానో తెలుసునా? కళ్ళు తాగేటప్పుడు నంజుకోవాలి అక్కడక్కడ. నాకు కళ్ళు తాగే అలవాటు ఉంది, కళ్ళు తాగేటప్పుడు అప్పుడు మధ్య మధ్యలో నంజుకోవటానికి మాంసం కొంటున్నాను. అప్పుడు భోజరాజు గారికి ఇంకా ఆశ్చర్యం, మద్యం చాపి తవ ప్రియం, కళ్ళు కూడా నీకు ఇష్టమేనా అని అడిగాడండి. ప్రియమహో వారంగనాభిస్స, నేను ఎప్పుడూ తాగను, వేశ్యలతో ఉన్నప్పుడు తాగుతాను అని అన్నాడు. కాళిదాసు చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు, నేను ఎప్పుడూ కళ్ళు తాగను, కానీ భోగవాళ్ళు వేశ్య వాళ్ళు ఉన్నారే వాళ్ళతో కలిసినప్పుడు మాత్రమే నేను తాగుతూ ఉంటాను, వాళ్ళతో ఉన్నప్పుడు అంటాడు. వారస్త్రీ రతయే కుతస్తవధనం, ఈ వేశ్యలను పోషించడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాడండి. చౌర్యేణ ద్యూతేనవా, జూదం ఆడి సంపాదిస్తాను అన్నాడు. అప్పుడండి ఈ భోజరాజుకి కంఠంలో ఎలక్కాయి పడిందండి. సరే జూదం ఆపి అని ఎట్లా చెప్తాడు, ఆయన జూదశాలకి పోతున్నాడు. అందువల్ల ప్లీజ్ టర్న్ బ్యాక్ అన్నాడండి. ఎవరు? భోజరాజు. వెనక్కి పదండి అని చెప్పి డ్రైవర్కి చెప్పాడు. ఆ రథం మళ్ళా ఆస్థానానికి వెళ్ళిపోయింది, రాజభవనానికి. ఆ రోజు నుంచి మొదలుకొనండి జూదం వదిలిపెట్టేశాడండి. ఎందుకంటే తాను జూదం ఆడుతూ ఇంకొకరికి జూదం ఆడద్దని ఎట్లా చెప్పగలడు, అందువల్ల జూదం మానేశాడండి. తర్వాత ఈ కాళిదాసు గారు వేషం అంతా మార్చి మామూలు వేషంతో, రాజుగారు జూదం మానేశారా అని, బ్రహ్మాండంగా మానేశాను, ఒక సాధువు గారు నాకు పాఠం బోధించాడు, ఆ సాధువు నేనే అన్నాడు అన్నారు. చూచారా ఈ విధంగా ఎందుకు చెప్పినానంటే, అనేక జన్మార్జితమైన కొన్ని సంస్కారములు ఉంటాయండి, దాని పేరే వాసన. ఆ వాసన పోకపోతే మానవుడు అధోగతిని పొందుతాడండి అది. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు ఈ వాసనాక్షయం కోసం ఈ దుర్గుణములు పోవాలంటే, పాపం పోవాలంటే సద్గుణములు తీసుకురండి. సరే, రేపు 13వ అధ్యాయం 12 దగ్గర నుంచి చూడండి. ఒక్కొక్క అధ్యాయంలో లిస్ట్ బై లిస్ట్ చెప్తుంటాడండి కృష్ణ పరమాత్మ. చూడండి, ఊరికే మోక్షం కలవరిస్తే కాదు అర్జునే. చూడండి, 20 గుణాలు 26 ఇట్లా చెప్పుకొచ్చాడండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ 12 13 అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం 13వ అధ్యాయం. మళ్ళా 16 అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. ఈ విధంగా కర్మయోగాన్ని చక్కగా ప్రోత్సహిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ, ఓ అర్జున, నాకు అసలు కర్మ చేయవలసిన పని ఏమిటి? చూడండి, కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా, నాకు అసలు ఏమిటి, నేను కృతార్థునే, నాకు కేవలం అవతారమూర్తి కదండి, పరబ్రహ్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు, ఇంకా వారికి కర్మయోగం ఎందుకు వారికి? కానీ అర్జున, నేను అవతారమైతే అప్పుడు ఈ కర్మయోగాన్ని చక్కగా ప్రోత్సహిస్తుంటాను అన్నాడు. చూడండి, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. అర్జున, నాకేం చేయవలసిన పని ఏమిటి? కర్మ లేదు, నేను కృతార్థున్నైనా అయినప్పటికీ కూడా ఈ కర్మను చేస్తున్నాను, కారణం ఏమిటి? ఆదర్శం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదే వేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. పెద్దలు ఏ విధంగా చేస్తారో తక్కిన వాళ్ళు అది అనుసరిస్తారు. కాబట్టి జ్ఞానైనటువంటి వాడు, మహనీయులైనటువంటి వారు చక్కగా ఈ కర్మను ఆదర్శవంతంగా చేస్తుంటే దాన్ని చూసి అనేక మంది బాగుపడటానికి అవకాశం ఉంటుందని. ఏ విధంగా చేయాలంటే, అజ్ఞానులు కూడా కర్మ చేస్తున్నారు, కానీ జ్ఞాని ఏ విధంగా చేయాలంటే దానికి లక్ష్యం. చూడండి, ఇప్పుడు అజ్ఞానులు నడుస్తారు, జ్ఞాని నడుస్తాడు కానీ ప్రదక్షిణం అనుకుంటాడు. చూడండి, దాన్నే కొంచెం డీవియేషన్, మనస్సును మార్పు చేసుకుంటాడు. ఇప్పుడు భోగి అయిన వాడు రాత్రి మేలుకుంటాడు. దేనికి? భోగ విలాసములు. దీంట్లో పడిపోతుండే రాత్రి మేలుకునేవారు 3 యోగి, భోగి, రోగి 3 మేలుకుంటారండి రాత్రి పూట. యోగి ఎందుకు మేలుకుంటాడంటే భగవద్ధ్యానం చేస్తుంటాడు. భోగి ఎందుకు మేలుకుంటాడంటే ఈ విషయ భోగములో మునిగిపోతాడు. రోగి ఎందుకు మేలుకుంటాడంటే బాధ, శారీరక బాధ. 3 రకాలుగా మేలుకుంటున్నారు. బట్ హూ ఈజ్ ఫార్చునేట్, ఎవడు అదృష్టవంతుడు చెప్పండి? యోగి అయిన వాడు కాలం సద్వినియోగం చేస్తున్నాడు, సార్థకం చేస్తున్నాడు. కాబట్టి జ్ఞాని అజ్ఞాని ఈ ఇద్దరికి భేదం ఏమిటంటే, అజ్ఞాని మామూలుగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు, జ్ఞాని తెలుసుకొని చేస్తాడు. జ్ఞాని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం చక్కగా తెలుసుకుని ఆ నిత్య జీవితాన్ని పవిత్రవంతంగా గడుపుతాడండి. సార్, ఇప్పుడు రాత్రి మేలుకోవటం అనేది అందరికీ ఉన్నది, కానీ జ్ఞానైన వాడు భగవద్ధ్యానం చేయటంలో మేలుకుంటాడు. మేలుకోవటం అనేది కామన్, కానీ ఈయన సద్వినియోగం చేస్తున్నాడు కాలాన్ని. చూడండి, కనుక మా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది ఏమిటంటే, నాయన, కీప్ అప్ యువర్ స్పీడ్ బట్ మేక్ ఏ డైవర్షన్. అయ్యా స్పీడు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాల్మీకి, రత్నాకరుడు వారిలో ఒక పట్టుదల ఉందండి. ఎవరిలో? వాల్మీకిలో పట్టుదల. ఇదివరకంతా చెడు మార్గంలో ఉపయోగించాడు ఆ పట్టుదల, ఇప్పుడు సప్తర్షులు యొక్క సాంగత్యం చేత మంచి మార్గంలో పట్టుదల వినియోగించాడు. చూడండి, పుట్ట మలిచిపోయే వరకు ధ్యానం చేసినారు, రామనామం జపం చేసినారంటే ఆ పర్సివరెన్స్ అనేది ఉండదండి, పట్టుదల. ఇదివరకంతా పర్సివరెన్స్ చెడ్డ మార్గంలో ఉపయోగించాడు. కనుకనే మహనీయులు ఏం చెప్తున్నారంటే, నాయన కొంచెం ఇటు తెప్పండి, మేక్ ఏ డైవర్షన్, కీప్ అప్ యువర్ స్పీడ్, అది మీ పట్టుదల, ఇదంతా ఉంచండి. కానీ దేని మీద పట్టుదల? శాశ్వతమైన భగవంతుని మీద పట్టుదల. అది దైవమును పొందటానికి, తరించటానికి, జన్మ సార్థకత కోసం మనం ఈ పట్టుదల ఉపయోగించాలి అది అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అనేకమైనటువంటి ఉపదేశాలు చెప్తున్నారు. మీకు మీలో ఒక సందేహం కలగచ్చు, ఈ కర్మయోగం చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారే, కర్మయోగాన్ని చక్కగా ఆచరించిన మహనీయులు ఎవరైనా ఉన్నారా అంటే జనక మహారాజు పేరు చెప్పారండి కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయంలో కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. జనకుడు మొదలైన వారు. చూడండి, వారి పేరు ఎందుకు వచ్చింది భగవద్గీతలోకి? చూడండి, ఎంతమందో ఉన్నారు కదా మహారాజులు, వారి పేరు ఎందుకు రాలేదు చెప్పండి? ఈ జనక మహారాజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఏమండి, ఒక సామాన్యమైనటువంటి రాజు అయినప్పటికీ ప్రయత్నం చేసినారు. 12 గంటల వరకు నో పాలిటిక్స్, రాజకీయంలో ఏలు పెట్టడండి. 12 గంటలు అయిన తర్వాతే రాజకీయంలో ప్రవేశం. ఈ 12 గంటల లోపల ఏం చేస్తాడు తెలుసండి? ధ్యానము, జపము, ఆరాధన, ఆత్మవిచారణ, శాస్త్ర పఠనం, ఇవన్నీ, గురుసేవ, ఇవన్నీ చేస్తుంటాడు. చూచారు, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ అనేది చక్కగా అలవాటు చేసినాడు. అందుచేతనే జనకునికి అంత గొప్ప పేరు వచ్చిందండి. కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అర్జున, ఆదర్శం కోసం, ఇతరులకి చక్కని ఆదర్శం చూపడానికి తాను ముందుగా స్వయంగా చక్కని కార్యక్రమాలు నిర్వహించాలి అని ఈ కర్మయోగాన్ని చక్కగా ప్రోత్సహిస్తున్నారు. మీకు ఏదైనా సందేహం వస్తే జనకుడు అయిన తర్వాత జనకుడు కానీ ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి మీకు సంకల్పం కలిగితే, ఎవరు ఇదంతా మనకి బోధిస్తున్నారో వారి జీవితం చూడండి. ఎవరండి మనకి చెప్పేది ఈ బోధంతా? కృష్ణ పరమాత్మ. వారి యొక్క జీవితం ఒక సంక్షేపంగా చెప్తాను, వినండి. అవతారమూర్తి కదా, గురువు దగ్గర తల వంచాడండి. వంచవలసిన పని ఏంటండి? ఎవరు ఆ గురువు? సాందీపుడు. సాందీపుడనే గురువు దగ్గర సేవ చేసినాడండి. కట్టెలు కొట్టి ఇంటికి తెచ్చినారు, ఇల్లంతా ఊడ్చినాడు, విసనగరతో విసిరినాడు, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినారు. ఎందుకు చేయాలి? వారు చేయవలసిన అవసరం ఏమిటి? అయినప్పటికీ లోకానికి ఆదర్శం కోసం అండి. అవతారమూర్తి అయినా ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ పర్సనాలిటీ అయినప్పటికీ కూడా తన తల వంచినారండి. ఏమండి ఈ కాలంలో తల వంచుతారా చెప్పండి? ఏదైనా కొంచెం ఎక్కువ చదువుకున్నా, అధికారం ఉన్నా, ధనం ఉన్నా, సౌందర్యం ఉన్నా ఆయన వంచేది లేదండి అది. సార్ తల ఈ మధ్య ఒక ఆయన ఎంఏ ప్యాస్ అయినాడండి. ఎంఏ ప్యాస్ అయ్యి ఎంత గర్వం వచ్చిందంటే ఇంకో ఆయనతో అంటున్నాడు, ఏమయ్యా మీకు ఏమైనా బుద్ధి ఉందా, అందరి దగ్గర తలకాయ వంచటమేనా అన్నాడండి. వాడు అన్నాడు, పెద్దల దగ్గర ఉంచితే తప్పేమిటయ్యా, పెద్దలు కాదు ఎవరు, నేను ఎవరి దగ్గర వంచను పెద్దల దగ్గర కూడా అన్నాడండి. అవతల ఆయన కోపం వచ్చి, దేవుడి దగ్గర అయినా వంచవా తల అన్నాడు. దేవుడు కాదు ఇంకెవరి దగ్గర వంచనన్నాడు, కనీసం మంగళవాడి దగ్గర అయినా వంచుతావా అన్నాడండి. వాడు వంచి తీరాలి అక్కడ, లేకపోతే రామార్పణ అయిపోతుందని. అంత గర్వం అండి లేకపోతే. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అవతారమూర్తి అయినా కూడా ఎంతో వినయ విధేయతలతో సేవ చేసినాడు. తర్వాత రాజసూయాగం. రాజసూయాగం వచ్చినప్పుడు అంటే ఏమిటి, కౌరవులు పాండవులు అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి టైంలో ఏమండి, ధర్మరాజు గారు 15 రోజులు దాదాపు ముందుగా సమావేశం చేసినారండి పెద్దలందరికి. ఆ సమావేశంలో ఉపన్యాసం చెప్తున్నాడు ధర్మరాజు గారు. ఏమండి మహానుభావులారా, ఇంకొక 15 రోజుల్లో నాకు ఒక సంకల్పం కలిగింది, దాన్ని ఆచరణలో పెట్టబోతున్నాను, ఈ విధంగా రాజసూయాగం చేయాలనే అభిప్రాయం కలిగింది, మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క సహయోగం సహాయం అవసరం అన్నాడు. వెంటనే ఒకరు లేచి, మీరు మాకు డ్యూటీ ఇవ్వండి, మేము ఆ డ్యూటీ చక్కగా నెరవేరుస్తామని చెప్తే ధర్మరాజు గారు ఒక్కొక్కరికి అక్కడ సమావేశమైన వారందరికీ ఒక డ్యూటీ చెప్పేశాడు. భీముడిని పిలిచి, భీముడు భీమసేన డైనింగ్ సెక్షన్, భోజనం అంతా మీరే. ఇంకొకరిని పిలిచారు, నాయన ఆదరించేటువంటి సెక్షన్ అంతా మీది. కర్ణుడిని పిలిచి, దాన ధర్మములన్నీ మీరు చేస్తుండండి. దుర్యోధనుడు క్యాషియర్, వచ్చిన కానుకలన్నీ మీరు తీసుకుని క్యాష్ బాక్సులు పెట్టండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ చెప్పినారు. ఓ సభ అంతా విసర్జిస్తున్నారు, ఓం శాంతి సభ విరమిస్తున్నారు. ఆ టైంలోనండి సభలో నుంచి ఒక ఆయన లేచాడండి, ఎవరో తెలిసిన కృష్ణ పరమాత్మ. కృష్ణుడి గారు లేచి, ధర్మరాజా అన్యాయం అన్యాయం అన్యాయం, ఇంతమంది ఇక్కడ సమావేశం అయితే అందరికీ మీరు కార్యక్రమం అంటే సేవా కార్యక్రమం చెప్పారు కదా, నాకు ఏ సేవ ఇవ్వలేదేమిటి, రాజసూయజ్ఞంలో నాకు కూడా ఏదన్నా పని పెట్టండి అన్న. వెంటనే ధర్మరాజు చెవులు మూసుకుని, మహానుభావ మీ సాన్నిధ్యం, మీరు ఊరికే వచ్చి మీ ఉంటే చాలు, మీ సాన్నిధ్య బలం చేత చక్కగా జరిగిపోతుంది మహానుభావ, మీకు ఈ సేవ లేక కార్యక్రమం ఇచ్చే ధైర్యం కానీ ఆ విధంగా ఇవ్వటం చాలా తప్పని చెప్పి మేము అనుకుంటున్నాం, ఎందుకంటే మహనీయులు మీరు, మీకు చెప్పగలిగినటువంటి ఇదండి మాకు, నేను సామాన్యులం, మీరు అవతారమూర్తి అని ఈ విధంగా ధర్మదా చెప్తుంటే నువ్వు ఆ వేదాంతం అంతా కట్టిపెట్టు, ఏదో ఒకటి అందరికీ మీరు డ్యూటీ ఇచ్చినారు, మాకు డ్యూటీ ఇవ్వండి అని కృష్ణుడు అడిగితే ఇవ్వలేదండి. ధర్మరాజు గారు మౌనం వహించినారు. వెంటనే కృష్ణ పరమాత్మ సభాముఖంగా చెప్పాడండి, ఓ ధర్మరాజా, మీరు కనుక నాకు సేవా కార్యక్రమం ఇవ్వకపోతే నేనే ఒక సేవ తీసుకుంటాను, ఒక పని. రాజసూయాగానికి వచ్చిన తపస్సు సంపన్నులు, సాధు పొంగవులు, యతివరేణ్యులు వారి యొక్క పాదములు కడిగి తీర్థం నెత్తిన చల్లుకుంటాను అన్నాడండి. ఎంత వండర్ చూడండి, ఆశ్చర్యం, ఎంత వినయం. కేవలం ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ పర్సనాలిటీ కదా, అయినప్పటికీ నీ మహానుభావుల దగ్గర తల వంచి తీర్థం పాదముల యొక్క తీర్థం నెత్తిన చల్లుకుంటానంటే ఎంత ఆదర్శం చూడండి. అది ఇదేనండి కర్మయోగం యొక్క రహస్యం. పోనీ యుద్ధంలోకి వచ్చినాడే, యుద్ధంలో ఏం చేసినాడు చెప్పండి కృష్ణ పరమాత్మ? సారథి, డ్రైవర్. డ్రైవర్గా కూర్చున్నాడే కానీ యజమానుడిగా కూర్చోలేదండి అది, అదొక విశేషం అండి. తర్వాత సాయంత్రం 5 గంటలైందంటే యుద్ధం విరమిస్తారు. అప్పుడు తన గుర్రాలన్నింటినీ కూడా నది దగ్గర తీసుకుపోయి గాయములు కడిగి వాటికి దానా పెట్టి మేత పెట్టి సేవ చేస్తుంటాడు. చూచారా, అనేక మంది సంధ్యావందనం చేస్తుంటే ఆ టైంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగం చక్కగా ఆచరిస్తారండి. చూచారు, ఈ విధంగా కర్మయోగంలో ఆరితేరినటువంటి మహనీయుడండి ఎవరు, ఈ కృష్ణ పరమాత్మ. ఇట్లా కర్మయోగం గురించి ప్రోత్సహిస్తూ చెప్తుంటే అర్జునుడు గారికి ఒక సందేహం వచ్చింది, కృష్ణ చాలా బాగుంది మీరు చెప్పేది, కానీ ధర్మం గొప్పదని అందరికీ తెలుసు కదా, కానీ అధర్మం ఎందుకు చేస్తున్నాడు అని అడిగేశాడండి. చివర ఈ అధ్యాయం పూర్తి కావస్తున్నది. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. కృష్ణ పాపం చేయాలని ఎవరికి ఉండదు కదా, మరి ఎందుకు పాపం చేస్తున్నాడు వాడు? ఇప్పుడు దొంగండి, దొంగని పిలవండి. దొంగతనం పాపం నీకు తెలుసా అని అడగండి వాడిని. మీకంటే బాగా తెలుసు అంటాడు వాడు. కానీ ఎందుకు చేస్తున్నాడు దొంగతనం చెప్పండి. అదండి అర్జునుడు అడిగే ప్రశ్న. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. బలాదివ నియోజి, బలాత్కారంగా ఎందుకు పాపం చేస్తున్నాడు అని అడిగితే కృష్ణ పరమాత్మ సమాధానంతో ఈ అధ్యాయం పూర్తి అయిపోతుందండి. దానికి కారణం చెప్తున్నారు నాయన. ఈ జన్మలో వచ్చింది కాదది, అనేక జన్మల నుంచి కూడా కొన్ని కొన్ని పాప గుణాలు సంక్రమించినాయి. ఇది ఏమిటవి? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విధ్యేనమిహ వైరిణం. కామము క్రోధము అనేక జన్మల నుంచి వాడిని బాధ పెడుతూ అదొక వాసనగా పరిణమించి సంస్కారంగా ఇప్పుడు వాడు చేయకూడదనుకున్నా కూడా బలాత్కారంగా వాడి చేత చేయిస్తున్నది. కనుక ఇప్పుడు ఏం చేయవలను? హయ్యెస్ట్ పొజిషన్ ఆక్రమించుకున్న ఒక శక్తి ఉన్నదండి, చెప్తున్నారు చూడండి. గ్రేట్స్ ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. అది సహా అంటే ఆత్మ. ఆత్మ అనేది హయ్యెస్ట్ అండి, సుపీరియర్ పొజిషన్. ఈ ఇంద్రియములు ఇవన్నీ తక్కువగా ఉన్నాయి. కనుక ఓ అర్జున ఆ ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకుని ఈ ఇంద్రియములన్నిటినీ నిగ్రహించుకుని చక్కని దారిలో పెట్టండి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. ఆత్మజ్ఞానం చక్కగా తెలుసు కలిగి ఈ ఇంద్రియములన్నింటినీ చక్కగా నిగ్రహించుకుని మనస్సును పవిత్రం చేసుకుని సంస్కారములన్నింటినీ కూడా పవిత్ర సంస్కారములుగా రూపొందించి ఆ వాసనలో క్షయం చేయవలసింది, దుర్వాసనలు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగంలో అనేకమైనటువంటి సిద్ధాంతములను ప్రతిపాదించి ఈ పవిత్రమైన కర్మయోగాన్ని పరిసమాప్తం చేసినారు. 4వ అధ్యాయము జ్ఞానయోగాన్ని రేపు విచారిస్తాం. భవమాన సుదుడు మట్టు భవమాన సుదుడు మట్టు పాదార విందములకు నీ నామారూపములకు నీచేయ మంగళోరమణి నామారూపములకు నీచేయ ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భాతులు పొగడుతుండగని నామారూపములకు నీచేయ మంగళోరమణి నామారూపములకు నీచేయ సాగేత పురనివాస సాగేత పురనివాస సామ్రాజ పటాభిషేకరి నామారూపములకు నీచేయ ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భాతులు పొగడుతుండగని నామారూపములకు నీచేయ రాజీవ నయన చాగర జీవ నయన చాగరాజ నూతమల రగని నామారూపములకు నీచేయ రామ శ్రీమద్ రమారమణ గోవింద.